14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రతిపాదిస్తున్నారండి. కర్మ విషయంలో చాలామందికి పరిచయం ఉన్నది, భక్తి విషయంలో కూడా చక్కగా పరిచయం ఉన్నది, కానీ జ్ఞాన విషయంలో అందరికీ పరిచయం లేదండి. ఈ మహానుభావులు ఏకాంతంలో కూర్చొని చక్కగా తమ ఇంద్రియములను తమ మనస్సును జయించినటువంటి వారికి మాత్రమే అవగాహన అవుతుందండి. తక్కిన వారు ఊరికే చదవచ్చు, కానీ అనుభూతి మాత్రం కలగటం చాలా కష్టం అండి. శ్రీకృష్ణ పరమాత్మ చక్క ఒక 10వ అధ్యాయం విభూతి యోగంలో ఒక సిద్ధాంతం చెప్పినారు. ఎవరు భక్తిపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా, హృదయపూర్వకంగా నన్ను చింతన చేస్తున్నారో వారి యొక్క భక్తిని మెచ్చుకొని నేను వారికి జ్ఞానదీపం, వారి హృదయంలో జ్ఞానదీపమును వెలిగిస్తాను అని చెప్పి చెప్పారండి. దేశం దేశం అంటారు ఎవరి యొక్క అంటే వారి యొక్క, ఎవరో చెప్తున్నారు చూడండి. సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ప్లీజ్ అండర్లైన్, ప్రీతిపూర్వకం. చాలామంది దేవుణ్ణి భజిస్తున్నారు కానీ ప్రీతి కలవటం లేదు. ఎంతమందో పొద్దున్న లేస్తే ఇదే పని కదండి చాలామందికి, అర్చన, పూజ, ఆరాధన, ధ్యానం ఇటువంటిదన్నీ చాలా చేస్తున్నారు. ప్రీతి కలుస్తున్నదా, భక్తి కలుస్తున్నదా, ఏకాగ్రత ఉన్నదా, అది ప్రశ్న. చాలామంది నేను గంట సేపు ధ్యానం చేశాను, అరగంట చేశాను, ముక్కాలు చేశాను, నేను 100,000 ఒత్తులు ఎలిగిచ్చాను, 1,00,000 జపం చేసినాను ఇవి చెప్తున్నారు, మంచిదే. ఏమండి ఈ నామాలన్నీ కూడా, ఈ పూజలు కానీ నామాలు కానీ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రంగా ఉన్నదా? అదండి చాలా ముఖ్యం. చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకనాడు ఒక భక్తునండి, ఎప్పుడు కృష్ణ పూజ చేస్తూ చేస్తూ ఆ కృష్ణ విగ్రహం, కృష్ణుని యొక్క చిన్న విగ్రహం అక్కడ పెట్టుకుని పూజ చేస్తున్నాడండి. పూజ చేస్తున్నారు, పూజ చేస్తుంటే ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నాడు కృష్ణ పూజ. అకస్మాత్తుగా పూజా మందిరంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమైనాడండి. అకస్మాత్తుగా, ఏంటండి ప్రీ అరేంజ్మెంట్ ఏం లేదండి, అకస్మాత్తుగా వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసినారండి. సర్ప్రైజ్ విజిట్ అంటారండి దీన్ని. అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్లు కూడా స్కూళ్ళు అట్లాగే విజిట్ చేస్తుంటారు, సర్ప్రైజ్గా అకస్మాత్తుగా విజిట్ చేస్తుంటారు. ఈ కృష్ణ పరమాత్మ అక్కడ వచ్చేటప్పటికి ఈ భక్తుడండి ఎంత ఆనందపడ్డాడంటే, నా జన్మ ధన్యం అయిపోయింది, ఇంతవరకు నేను విగ్రహాన్ని ఆరాధిస్తుంటే అసలు వ్యక్తే ఇక్కడ ప్రత్యక్షమయ్యారు మహానుభావుడు అని చెప్పి ఆ భక్తి తన్మయత్వంలో నుండి. మహనీయులు చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే అతిథులు ఏం చేస్తారు చెప్పండి? ఏదైనా వారికి పాలో పండు, ఏదో టిఫిను, ఏదో మనం ఆతిథ్యం ఇస్తాం కదండి. అదేవిధంగా సాక్షాత్ కృష్ణ పరమాత్మ అక్కడ వచ్చేటప్పటికి ఆ భక్తుడికి వారికి నైవేద్యం ఏదైనా ఇస్తే బాగుండును. పెద్ద ధనవంతుడు కాదు బీదవాడు. అక్కడ ఒక అరటి పండు మాత్రం ఉన్నదండి, అక్కడ పూజాగృహంలో ఆ అరటి పండు తీసి ఆ భక్తిలో తన్మయుడైపోయి దాన్ని ఒలిచి ఏం చేసినాడు తెలుసండి, గుజ్జు పారవేసి తొక్కు పెట్టాడండి దేవుడికి. చూడండి, ఆ తన్మయత్వంలో మైమరిచిపోయినాడు పాపం, ఏది చేయవలనో తెలియక ఆ భక్తిలో మునిగిపోయినాడండి. అటు భగవానుడు చక్కగా దాన్ని మింగి ఆనందంగా అంతర్ధానం అయిపోయినాడు. వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఈ భక్తుడు చూసుకున్నాడు, నారాయణ నారాయణ, అపచారం అపచారం, ఇది ఉపచారం కాదు అపచారం జరిగిపోయింది. అయ్యో సామాన్య వ్యక్తులకే పెట్టరే, అటువంటిప్పుడు సాక్షాత్ భగవంతునికే నేను ఇది పెట్టానే, ఈ తొక్కు పనికిరాంది అసారమైనటువంటిది, ఎంత పాపం నేను ఒడిగట్టుకున్నానని చెప్పి భావన చేస్తూ ఏం చేయాలి ఇప్పుడు అని కంటి వెంట ధారధారగా దుఃఖిస్తున్నాడు. అయిపోయింది పని, వారు అంతర్ధానం అయిపోయినారు, ఏం చేయాలని చెప్పి పట్టుదల వహించి ఏం చేసినాడు తెలుసండి, మళ్ళా ఓం శ్రీకృష్ణాయ నమః అని చెప్పేసి మళ్ళా వేలకు వేలు జపం చేశాడండి. సరే ఏమైనా సరే మళ్ళా ప్రత్యక్షం చేసుకుంటాను, ఈసారి మాత్రం ఈ తప్పు జరగనివ్వను అని ఏం చేశాడు తెలుసండి, అరటి పళ్ళు ఒక 10-15 తెప్పించాడండి. ముందుగా తెప్పించి దాన్ని బాగా తోలు వలిచి గుజ్జు మాత్రం దేవునికి పెట్టినట్టుగా రిహర్సల్ చేశాడండి. ఎందుకంటే ఈ తప్పు మళ్ళీ రాకూడదు, ఇది గుజ్జు పారవేసి తొక్కు పెట్టడం అది చెయ్యకూడదు కాబట్టి ఆ భగవానుకి సారభూతమైనటువంటి వస్తువు ఇస్తామని చెప్పి ప్రాక్టీస్ చేశాడండి బాగా. ఎవరు ఈ భక్తుడు, కృష్ణ భక్తుడు 10-15 అరటి వాళ్ళు అట్లాగే రిహర్సల్ చేశాడండి. ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో దేవుడు ప్రత్యక్షమైనాడు, ఇదిగో అరటి పండు ఒలిచినాను, గుజ్జు అరిగి పెడుతున్నాను అని బాగా రిహర్సల్ చేశాడండి. సరిగా ఒక కొంత 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళా కృష్ణ పరమాత్మ మళ్ళా ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఏం చేసినాడు తెలుసు, నీ పొరపాటు మళ్ళీ రాకూడదుగా, అందుచేత అరటి పండు బాగా ఒలుస్తూ పొరపాటు రాకుండా ఉండటానికి దాని మీద ఏకాగ్రంగా దృష్టి పెట్టి ఒలిచి లోప గుజ్జండి దేవుడికి పెట్టాడండి. భగవానుడు ఏం చేసినాడంటే విసిరి అవతలు పారేశాడు, తినలేదు. స్వామి మొదటి రోజు మీరు ప్రత్యక్షమైనప్పుడు ఏదో పొరపాటు జరిగిపోయింది, మీకు అసారమైనటువంటి వస్తువు పెట్టినాను అని చెప్పి చాలా దుఃఖిస్తున్నాను, ఇప్పుడు సార వస్తువు పెట్టాను, మీరు ఎందుకు దాన్ని తిరస్కరించి అవతల పారేసినారని చెప్పి అడిగితే, ఆయన మొదటిసారి నువ్వు అసార వస్తువు ఇచ్చినా కూడా నీ మనస్సు ఎక్కడుంటే నా పాదపద్మముల మీద ఏకాగ్రంగా ఉన్నది, రెండోసారి నేను ప్రత్యక్షమైనప్పుడు నీ మనస్సు ఎక్కడుందంటే నన్ను మర్చిపోయి అరటి పండును ధ్యానం చేస్తున్నావు, నువ్వు తొక్కు దాని గుజ్జు దీని గూర్చే చింతన చేస్తున్నావు, నన్ను మర్చిపోయినావు నాయన అని చెప్పి చక్కని వాక్యం చెప్పారు చూచారు. కనుక ఏకాగ్రత అనేటువంటిది ముఖ్యం. మనం ఇప్పుడు అసారమైన వస్తువు దేవుడికి పెట్టమని కాదండి, దీని యొక్క అంతరార్థం ఏమిటంటే భగవానుడు ఏ కొంచెం ఇచ్చినా భక్తితో ఇచ్చింది సంతోషిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యుపరుతమశ్నామి ప్రయతాత్మన, ఈతలో 9వ అధ్యాయంలో చెప్తారు చూడండి. కనుక ఏం ప్రధానం అంటే మన భక్తి ప్రధానం. మనం ఇచ్చేటువంటి నైవేద్యం పెద్ద గొప్ప కాదండి, అది కొద్ది కావచ్చు ఎక్కువ కావచ్చు. బీదవాడైతే ఏమిస్తాడు చెప్పండి నైవేద్యం, తినటానికి గతి లేనప్పుడు భగవంతుడికి ఏం పెద్ద నైవేద్యాలు ఇవ్వగలడు, అయినప్పటికీ నీ హృదయం ఇస్తాడు చూడండి. పూజకై మా వేట, ఇదివరకు చెప్పినాను కదండి, నేను కొబ్బరికాయలు కొనలేను మహానుభావ, నారికేళం కొనలేను, కానీ హృదయం అనేటువంటి దాన్ని మీకు సమర్పిస్తానంటాడు చూడు. నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటే, పాద్యమ్ములిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. భక్తుడు చేసే భక్తితో చేసేటువంటి పరమాత్మ చాలా సంతోషిస్తాడండి. ఈ విషయం మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసండి, ఎంతసేపటికి సర్ఫేస్ పెంచుకుంటున్నారు, డెప్త్ తగ్గిపోతున్నదండి. సార్ ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే లాంఛనం బాగా పైకి అన్ని చక్కగా జరిగినట్లుగానే కనిపిస్తున్నాయి, కానీ హృదయం అనేటువంటిది పరీక్షిస్తాడు భగవంతుడు. అవర్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ది బాడీ. శరీరంతో ఏం చేస్తున్నామని దేవుడు గారు పరీక్షించరు, మన హృదయంతో ఏం చేస్తున్నాం సుజర. కనుక భగవానుడికి మనం ప్రార్థన చేసినా ధ్యానం చేసినా పూజ చేసినా హృదయం కలవాలి. కనుకనే అక్కడక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా చూడండి, ఊరికే ఉచ్చరించండి చాలదు నాయన, దాని భావం కూడా చింతన చేయండి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ ఉచ్చరిస్తూ, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మాం అనుస్మరన్ మాం అనుస్మరన్, అధిష్టానమైనటువంటి నన్ను గురించి చింతన చేయండి, ఓంకారాన్ని ఉచ్చరించండి, దైవనామం ఉచ్చరించండి. అదేవిధంగా మీరు ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో జపాలు తపాలు అన్ని చేస్తున్నారు కదా, మంచిదే, కానీ ఈ విషయం కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఈ ధ్యానం చేసేప్పుడు ఈ మన ఇవన్నీ కూడా బహిర్ముఖంగా మనస్సు ప్రవర్తిస్తున్నదా చెప్పండి. మనస్సు ఇక్కడికి అక్కడికి ఊరికి పరిగెత్తుతుండి దాని శక్తి అంతా కూడా ఈ దృశ్యంలోనే క్షీణం అయిపోతున్నదండి. ఇంకా దేవుడి మీద ఎక్కడ మిగులుతుంది చెప్పండి. అందుచేత ఇతరమైంది ఏది చింతన చేయకూడదండి. సరే, అన్యాశ్రయాణం త్యాగో అనన్యత అంటాడు నారదుడు భక్తి సూత్రం. నారద భక్తి సూత్రంలో అనన్యత్వం అంటే ఏంటంటే అన్యాశ్రయాణం త్యాగ. ఇతరమైనటువంటి వస్తువులు గొడవలు అన్నీ మర్చిపోండి కాసేపు, కనీసం ఈ ధ్యానం చేసేప్పుడైనా దాన్ని యు మస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. పరిగెత్తే మనస్సు ద్రష్ట అంటే ఆత్మయందు స్థాపితమవుతుంది. వృత్తి సారూప్యం ఇతరత్ర, అటు కాకుండా ఉంటే ఈ వృత్తుల్లోనే పడిపోతుంది, అంత మనస్సుకి ఏకాగ్రత ఉండదు, దైవ చింతన సరిగా జరగదండి. మరికొందరు ప్రార్థన చేస్తుంటారు కానీ హార్ట్ ఫెల్ట్గా చేయటం లేదండి. కొందరు సార్ ప్రార్థన చక్కగా జరిగిపోతుంది. ఎట్లా ఉంది, మనకి రెండు వస్తువులు ఉన్నాయి, నోరు హృదయం. సార్ ప్రార్థన అనేది నోటితో జరుగుతున్నది కానీ హృదయంతో అందరిలో జరగటం లేదండి. అది ఓ చోట జరిగిన విషయం చెప్తున్నాను. కలకత్తాలోనండి పెద్ద కాళికా దేవాలయం ఉందండి. మీలో ఎవరైనా చూచుంటారు, పెద్ద దేవాలయం, రామకృష్ణపురం గారు పూజ చేశారు చూడండి, కాళికా అమ్మవారి దేవాలయం, బ్రహ్మాండమైనటువంటి విగ్రహం అండి. సార్ ఆ విగ్రహం దగ్గర పూజారి పూజ చేస్తున్నాడు. పొద్దున 7 గంటలు కాగానే ముందుగానే వచ్చి అన్ని పూజలు ఇవన్నీ చేస్తాడు. 7 గంటలకి భక్తులు వస్తారండి, అండోపతన్నంగా వస్తారు. 7 అయిన తర్వాత వీరు పూజలు చేస్తుంటారు, అందరూ ప్రార్థన చేయటం వింటున్నాడండి ఎవరు పూజారి. వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా ఒకటే రోకంటి పాట, 7 అమ్మా తల్లి జగజ్జనని సంసార కూపంలో పడి నానా దుఃఖాలు పొందుతున్నావమ్మా, నీ దరికి చేర్చుకో, మీలో లీనం చేసుకో, ఈ బాధలన్నీ తప్పించు, తొలగించు, మోక్షాన్ని కలుగు చేయి అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారు ఇదే ప్రార్థన అండి, మీలో లీనం చేసుకో, మీలో కలుపుకో అని. ఈ పూజారికి సందేహం కలిగింది, ఈ ప్రార్థన నోటిలో నుంచి వస్తున్నదా హృదయంలో నుంచి వస్తున్నదా కనిపెట్టాలి అని. ఒకరోజు కనిపెట్టాలని ఏం చేశాడంటే, 7 గంటలకి భక్తులు వస్తారు కదా, 6:30కే పూజంతా పూర్తి చేసి విగ్రహం, బ్రహ్మాండమైన విగ్రహం అండి కాళికాదేవి, దాని వెనక దాక్కున్నాడండి ఎవరు పూజారి. ఇట్ట నక్కి కూర్చున్నాడు, కనిపించడండి పెద్ద విగ్రహం కదా, దాని వెనక ఊరికి ఇట్ట నక్కి కూర్చున్నాడు. 7 గంటలకి భక్తులు తండోపతండంగా రావటం ఈ మామూలు రోకంట పాట. ఏమండి, అమ్మా తల్లి జగజ్జనని సంసార కూపంలో నానా దుఃఖాలు పొందుతున్నావు, మీలో ఐక్యం చేసుకో, మీలో కలుపుకో, మీలో లీనం చేసుకో అని ప్రార్థన చేస్తే ఆ పూజారి వెనక నుంచి సన్నగా కేక వేశాడు. ఓ భక్తులారా, ఎవరెవరు నాలో లీనం కావాలని చెప్పి అనుకుంటారో విగ్రహానికి దగ్గరగా వస్తే ఇప్పుడే నాలో కలుపుకుంటాను అన్నాడండి. ఇప్పుడే కలుపుకుంటాను నాలో అన్నాడండి. అప్పుడు ఏం చేశారు తెలుసండి భక్తులంతా, ఒకరి మోహనం ఒకరు చూడటం మొదలు పెట్టారని. ఇంటి దగ్గర అన్ని పనులు పెట్టుకుని ఇప్పుడైనా అమ్మలో లేనా ఇప్పుడేనా అని ఒక్కొక్కడు ఒక్కొక్కడు జారుకుంటున్నారండి. ఇక్కడ దగ్గరగా ఉంటే కలుపుకుంటున్నావు మళ్ళీ అని చెప్పి అందరూ ఖాళీ అయినారండి అక్కడ. ఎందుకంటే అమ్మలో ఇప్పుడు వెళ్ళి కలుసుకుంటే ఎట్లా అని చెప్పేసి అందరూ వెళ్ళిన తర్వాత పూజారి బయటకు వచ్చి ముక్కు మీద వేలేసుకున్నాడు. నారాయణ ఏం ప్రార్థనలు రాయి, పొద్దు లేస్తే కలుపుకో కలుపుకో, నీలో లీనం చేసుకో, చేసుకుంటానంటే ఒక్కడు లేడు అక్కడ. ఇట్లా ఉంటాయండి నిజంగా. అసలు దేవుడి గారు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఎవరండి వినేది చెప్పండి. ఈ ప్రాపంచికమైనటువంటి విషయంలో పడి వ్యవహారంలో మునిగిపోయి చూడండి శాశ్వతమైనటువంటి వస్తువును మర్చిపోతున్నారండి. ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. ఇటు జరగకూడదు ఈ విధంగా. సరే, మనం ఏ కార్యం చేస్తున్నప్పటికీ వీ మస్ట్ రిమెంబర్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్, అవర్ ఐడియల్ ఆఫ్ లైఫ్. ఎందుకొరకు పుట్టామో, మన లక్ష్యం ఏమిటో, ఎక్కడికి పోతున్నామో చూడండి. మహాసముద్రం, సంసార సముద్రం, సంసార సముద్రంలో మనకు ముఖ్యం ఏమిటంటే స్పీడ్ కాదండి, డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మహాసముద్రంలో ఇటు పోవాలన్నా దిక్కు తెలియదు కదా. అదేవిధంగా ఇటు పోతే నరకం, ఇటు పోతే స్వర్గం, ఇటు పోతే మోక్షం, ఇన్ వాట్ డైరెక్షన్ హ్యావ్ వీ టు ప్రొసీడ్ చెప్పండి. అది కదా ముఖ్యం, అది ఆలోచించట్లేదండి. ఎంతసేపటికి ఏదో రోకంటి పాటగా జరిగిపోతున్నది, వాళ్ళ తండ్రులు ఎట్లా చేస్తున్నారో, తాతలు ఎట్లా చేస్తున్నారో, ఇతరులు ఎట్లా చేస్తున్నారో, ఆ విధంగానే జరిగిపోతున్నది. కానీ వ్యవహారం ఆఖరికి అంత్యకాలం వచ్చేటప్పటికి ఎవరండి రక్షించేది చెప్పండి. ఆ యమధర్మరాజు దగ్గర ఎవరండి మనని కాపాడేది చెప్పండి. మనం చేసిన పుణ్యకర్మ, మనం చేసిన ధర్మకర్మ, మన యొక్క భక్తి, మన యొక్క వైరాగ్యం ఇదండి కాపాడుతుంది. పరలోకానికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం చేసినటువంటి ధర్మం నేడవలే మన వెంట వస్తుందండి సార్. అదేవిధంగా మనం చేసిన పాపం కూడా వెంట వస్తుందండి. ఇట్ విల్ ఫాలో లైక్ ఎ షాడో. ఎంత బాధిస్తుందంటే చెప్పడానికిలే ఈ పాపం కనుకుంటే. కనుకనే మన జీవితం పూర్తి కాకముందే ఏదో తెలుసో తెలియకో మనంతా సంపాదించుకున్నటువంటి పాపం మోట ఉన్న చూడండి, దాన్ని దగ్ధం చేయాలండి అది సార్. పాపాన్ని కంప్లీట్గా నెగెట్ చేస్తే దేని చేత? పుణ్యం చేత, జ్ఞానం చేత. చూడు, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు చూడండి. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుచే అర్జునే, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుచే తథ. కనుక ఈ పుణ్యాన్ని జ్ఞానాన్ని చక్కగా ఆర్జించుకుంటే ఈ పాపం ఏమవుతుంది? అంత నాశనం అయిపోతుంది. ఎప్పుడు పాపం తలైపోయిందో హృదయం శుద్ధం అవుతుందండి. సరే, ఇదండి, అప్పుడు మన యొక్క నిజస్వరూపం తెలుసుకోబడుతుంది. చూసారు, ఇప్పుడు మనం అక్కడే ఉన్నామండి. జ్ఞాన షట్కంలో చక్కని జ్ఞాన విచారణ శ్రీకృష్ణ పరమాత్మ నేర్పుతున్నారండి. జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి. నిన్నటి దినం కొద్దిగా చెప్పాను, ఈ అధ్యాయములంతా కూడానండి కాలేజీ కోర్సు అండి. ఇది నిజంగా ఎంఏ కోర్సు అని చెప్పి చెప్పవచ్చు అండి. ఇది అతీతమైనటువంటి జ్ఞానం అంటే మన యొక్క యథార్థ స్వరూపం. దీని చూసి ఏమి కంగారు పడవలసిన పని లేదండి. మన స్వరూపాన్ని తెలుసుకోవటంలో పెద్ద కష్టం ఏంటండి? ఇప్పుడు శరీరం నేను అని చెప్పి ఎవరికైనా నేర్పాలనా చెప్పండి? వాడికి తెలుస్తూనే ఉంది, హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ది మార్టల్ బాడీ. చూసారు, దానికి పెద్ద నేర్పటం ఏంటండి? అదేవిధంగా ఆత్మ మన యొక్క స్వరూపంగానే ఉన్నది, కానీ ఇతరులు చెప్పినా వీడికి అర్థం కావటం లేదు, వాడికి అసలే తెలియటం లేదు. అందుచేత అనేక జన్మల నుంచి ఏమనుకుంటున్నాడు, తాను కాని వస్తువుతో తాదాత్మ్యం పొందిపోతున్నాడు. ఇదండి ఘోరం. చూడు, ఈ జన్మలన్నిటికీ కారణం ఈ అజ్ఞానం అండి. నిన్నటి దిన ఆ 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు, ఈ పుట్టడం చావటానికి కారణం ఏమిటంటే, కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఈ మనస్సుతో తగులుకోవటమే ఈ బంధానికి కారణం. తెలియగలిగిన వాడు మనస్సుని సెపరేట్ చేసుకుంటాడు. మనస్సు నేనెట్టు అవుతాను, ఇది జడమైంది, ఇప్పుడున్న మైండ్ ఇంకొక టైంలో లేదు, వికార భూయిష్టమైంది, నేను నిర్వికారం. నిర్వికారమైన వస్తువు వికారం ఎట్లా అవుతుందండి? అనాదిగా ఉన్నటువంటి వస్తువు ఇప్పుడు మధ్యలో వచ్చిందండి ఈ మనస్సు అంతా కూడా. సరే, ఈ మనస్సుతో చక్కగా హితబోధ చేయండి. ఎందుకంటే ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. గూటి లోపల పుట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామచిలుక, గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి చూచుకో రామచిలుక. ఒక ఆయన బోధ చేస్తున్నాడు, మనస్సు రామచిలుకగా పోల్చాడండి. గూడు అంటే ఏమిటి? శరీరం. శరీరం అనేటువంటి గూటిలో రామచిలుక ఉందండి, ఏది? మనస్సు. దానికి హితబోధ చేస్తున్నాడు. గూటి లోపల పుట్టి గూటి లోపల పెరిగి గూటిలో తిరిగేటి ఓ రామచిలుక, గూడు స్థిరము కాదు గూటి మర్మము తెలిసి గురి చూచుకో రామ చిలుక. గూటి మర్మం తెలుసుకో, ఈ శరీరం అనేది అశాశ్వతం అని తెలుసుకో. మూనాళ్ళ ముచ్చటిది, దీంట్లో పడి శాశ్వతం అని చెప్పి అనుకుని అసలు యథార్థమైనటువంటి వస్తువుని విస్మరించటం అనేది ఎంత అధర్మమైనటువంటి విషయం చెప్పండి. మానవుడు ఎంత పొరపాటు చేస్తున్నాడంటే, సత్యమైన విషయాన్ని మర్చిపోతున్నాడు, అసత్యమైన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. చూడండి, అంత తల్లకిందులు వ్యవహారం. 15వ అధ్యాయంలో ఒక చెట్టు చూపిస్తాడండి శ్రీకృష్ణ పరమాత్మ. మనం చూచే చెట్లు కాదండి, ఊర్ధ్వమూలం అధశాఖం, తలకిందుల చెట్టు. చూడండి, మనం చూసే చెట్లన్నిటికీ కొమ్మలు పైన ఉంటాయండి, వేళ్ళు కింద ఉంటాయి. కానీ 15వ అధ్యాయంలో చక్కని వృక్షం చెట్టు ప్రదర్శించినాడు కృష్ణుడు. ఎట్లా ఉంది చెప్పండి? ఊర్ధ్వమూలం వేళ్ళు పైన, కొమ్మల కింద. ఏమండి, ఏమిటి దాని అర్థం? ఏమిటి చెప్పండి? సంసార వృక్షం. అంత తల్లకిందులు వ్యవహారం. చూసాను, అంత ఇప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు కూడా కొంచెం తల్లకిందులుగానే ఉంటాయండి మన మాటలు. చూడండి, మీరు పోతున్నారండి రోడ్డు మీద, ఏదైనా రాయి తగిలింది అనుకోండి కాలికి, అందరితో చెప్తారు, ఏమండో రాయి తగిలింది అంటాడు. అన్యాయం, రాయి తగలలేదు, వీడెళ్ళి రాయి కొట్టుకున్నాడండి, అది అసలు కథ. ఏమండి, రాయి తగులుతుందా పాపం? జడమైన వస్తువు అక్కడ కూర్చుంది రోడ్డు మీద అంతే. ఇది వీడెళ్ళి దాన్ని కొట్టుకుని అందరికీ చెప్తాడు, రాయి తగిలింది, రాయి తగిలింది. మాటల్లో చూడండి ఎంత తల్లకిందులు. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారు, ఊరు వచ్చింది అంటాడు. చూడండి, స్టేషన్ రాగానే ఊరు వచ్చింది. ఏమండి, ఊళ్ళు వస్తాయా? వీడు వచ్చాడు ఊరికి, అదే కథ అది. ఈ మాటల్లో కూడా చూడండి తల్లకిందులు మాటలేదు. ప్రభావం వల్లండి మానవుడు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భావించుకుంటున్నాడు. దీని పేరే అవిద్య. చూడండి, ఈరోజు ఇప్పుడు మనం జ్ఞాన షట్కంలో ఉన్నాం కాబట్టి జ్ఞానకాండను విచారణ చేస్తున్నాం కాబట్టి అసలు జ్ఞానం ఏమిటో విచారణ చేయాలి. జ్ఞానం అంటే అందరికీ తెలియదని నేను చెప్పినాను కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా నిరూపిస్తున్నాడో చూడండి జ్ఞానాన్ని. సరే, అనాది కాలం నుంచి మానవుడు పట్టించుకోవటం లేదండి. సరే, ఈ అజ్ఞానంలోనే పడి ఇదే నిజం అనుకుంటున్నాడు. దీని పేరు భ్రాంతి. చూచారు, ఈ భ్రాంతి చేత ఏమైందంటే ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయినాడు. చూడు, ప్రతి వారికి దేవుడు ఎక్కడున్నాడు? దూరంగా లేడండి. నిన్ననే మనం చదివాను చూడండి, దూరస్థంచ అంతికేచ తత్. అంతికేచ అంటే సమీపం, నియరెస్ట్. అది మనకి ఇదో, ఈ మైక్ కూడా దూరంగా ఉంది, ఈ టేబుల్ కూడా దూరంగా ఉంది, మన గుడ్డ దూరంగా ఉంది, మన శరీరం దూరంగా ఉంది, మన మనస్సు దూరంగా ఉంది, కానీ ఆత్మ అనేది నియరెస్ట్. మన స్వరూపంతోనే ఉన్నదండి అది. దూరస్థం చాంతి కేచిదత్ అవిభక్తం చ భూతేషు విభక్తమవిమివ చ స్థితం. వినన ఆత్మను గుర్చి భగవంతుని గుర్చి చక్కని వర్ణన వచ్చిందండి. ఈ విషయం తెలియక కనిపించేటువంటి శరీరం తానని చెప్పి, ఈ ఆత్మనేది తాను కాను అని చెప్పి అవిద్య చేత ఇట్లా భ్రాంతిలో పడిపోయినాడు. ఈ భ్రాంతి ప్రభావం చేత ఏమైంది, పుట్టడం చావటం జనన మరణం, ఈ తల్లి గర్భంలో పుట్టడం మళ్ళీ బాధలు పట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇది కనుక మహనీయులు ఈ అవిద్యను తొలగించుకోండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి, పెద్దల సమీపం వెళ్ళండి, అనుభవం తెచ్చుకోండి, వారి సేవ చేయండి, వారి ముఖతా వచ్చిన రెండు వాక్యాలని ఆచరణలో పెట్టండి. ఒకవేళ గురువులు దొరకకపోతే జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యాన్ని మనం శిరసావహించి ఆ భగవద్గీతను చక్కగా పఠించి అందరి సిద్ధాంతాలని నిత్య జీవితంలో కార్యాన్వితం కనుక చేసుకుంటే అదే 10,000 చాలు, మానవుడు బాగుపడటానికి చక్కని అవకాశం ఉందండి. సరే అవిద్య అని ఏమిటి చెప్పండి, దానికి పతంజలి, పతంజలి అనే మనిషి యొక్క పేరు మీరు అప్పుడప్పుడు మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు యోగ విద్య. చూడు జ్ఞానంలో వ్యాస మహర్షి, యోగంలో పతంజలి మహర్షి, భక్తిలో నారద మహర్షి, వీళ్ళ ముగ్గురు అండి అథారిటేటివ్ పర్సన్స్. చూడారు మనకి ప్రమాణం అండి వాళ్ళ ముగ్గురు యొక్క రచనలు. ఈ వీరు పతంజలి అవిద్య అంటే ఏమిటి చెప్పండి, భ్రాంతి అంటే ఏమిటి చెప్పండి, చెప్తున్నారు ఉన్నది లేనట్టుగా. చూడు అనిత్య, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి అవిద్య. అవిద్య అంటే డెఫినేషన్ చెప్తున్నారు, అనిత్యమైంది నిత్యంగా భావిస్తాడు, శాశ్వతమైంది అశాశ్వతంగా భావిస్తాడు. అన్ని తలకిందులండి సార్. ఇప్పుడు ఈ శరీరం చూడండి ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి, 100 ఏళ్ళలోపే కదా. వీడేమనుకుంటాడు, ఐఎమ్ ఎటర్నల్, మై బాడీ ఈజ్ ఎటర్నల్, మై ఫ్యామిలీ ఈజ్ ఎటర్నల్, ఎవరిథింగ్ ఈజ్ ఎటర్నల్, శాశ్వతం అని చెప్పి ఎంత భ్రాంతిలో పడిపోయినాడు చూడండి. అందువల్ల ఏం చేస్తున్నాడు, శాశ్వతమైన వస్తువుని మర్చిపోయి దీని మీదే టైం అంతా వినియోగిస్తున్నాడు. వినియోగించేటప్పటికి ఏం జరుగుతుందో చెప్పండి. అది శాస్త్రంలో ఒక చక్కని ప్రమాణం చెప్తున్నాను. ఒక పట్టణం ఉందండి, ఆ పట్టణంలో అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నారండి. ఒక ఇంట్లో 12 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి కేకలు వేశారండి. ఏం కేకలు, దొంగలు దొంగలు దొంగలు వచ్చారు దొంగలు వచ్చారని కేకలు వేశారు. ఒక ఇంట్లో దొంగలు పడ్డారండి. వాళ్ళు కేకలు వేసేటప్పటికి ఆ వీధిలో వారంతా నిద్రలేచేశారు. లేచి ఎక్కడున్నాడు దొంగ అని చెప్పి అందరూ ఇటు అటు చూచారు, కానీ వాడు పారిపోయినాడండి. వారు డబ్బు దొంగిలించుకుని పారిపోయినాడండి. అప్పుడు ఈ వీధిలో వారంతా ఏం చేసినారు అని కవీశ్వరుడు వర్ణిస్తున్నాడండి. సరే దొంగతనం జరిగింది అందరిళ్లలో జరగలేదు, ఒక్కరింట్లో జరిగిందండి. తక్కిన వారందరూ ఏం చేశారో తెలుసండి, దొంగ లేడు కదా ఇటు అటు తిరిగారు కాసేపు, మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసుకుని వెంటనే నిద్రపోలేదండి. ఏం చేశారు తెలుసిన, ఇనపెట్టి తాళం వేసినావా లేదా అని చూసుకున్నారు, దొడ్డి తలుపు తలుపు గడ వేసినావా లేదా, కిటికీలు బాగా మూసినావా లేదా, ఇవన్నీ మళ్ళీ ఒకసారి పరీక్షించుకున్నారండి. ఎందుకు పరీక్షించాలి అని కవీశ్వరుడు అడుగుతున్నాడంట. దొంగతనం వారింట్లో జరగలేదు, ఎక్కడో పక్కన ఒక ఇంట్లో జరిగింది, కానీ అందరూ జాగ్రత్త పడ్డారు ఆ వీధిలోని వారంతా. చూడండి, గృహే పర్యంతస్థే ద్రవిణ కణ మోషం శృతవతా స్వవేష్మన్యారక్షా క్రియత ఇతి మార్గోయం ఉచిత ఉచిత, ఇట్ ఈస్ న్యాచురల్ అంటారు. చూడండి, దొంగతనం ఒక్కరింట్లో జరిగినా అందరూ జాగ్రత్త పడటం అనేది న్యాచురల్. కానీ నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసం ఆకృష్య నయత, ఒక ఆయన ఒక ఇంటో వస్తువులు కాదు తీసుకువెళ్ళేది, మనుషుల్నే తీసుకుపోతున్నాడు ఒక ఆయన, వ్యక్తుల్నే తీసుకుపోతున్నాడు, మెళ్ళో పాశం వేసి ఈడ్చుపోతున్నాడండి. ఎవరింటోనో చనిపోయినాడు అనుకోండి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసినా, ఇప్పుడు చూడండి దొంగ వాళ్ళ ఇంటో పడి సామాన్ ఎత్తుపోతే మన ఇంటో కూడా ఎత్తుపోతారని జాగ్రత్త పడ్డారా లేదా చెప్పండి. ఆ విధంగా అయ్యో వాళ్ళింటో శరీరాన్ని ఎత్తుపోయినారే, వాళ్ళింటో ఎవరో చనిపోయినారే, మన ఇంటూ కూడా ఎవరైనా చస్తారేమో అని ఆ భీతి లేదటండి. యముడు పాశం వేసుకుపోయినాడంటే ఇదో వాళ్ళింటికి వస్తాడు, కానీ మన ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన. చూడండి ఎంత చక్కగా, నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసమాకృష్య నయత, ప్రతిరోజు ఈ శవాలు ఊరేగుతున్నాయండి సార్, ఊరేగుతున్నాయి, కానీ మాకు ఎప్పుడు అటువంటి జరగదనుకుంటాడు. దేని చేత, భ్రాంతి. నరాన్ గేహాత్ గేహాత్ ప్రతి దివసమాకృష్య నయత కృతాంతాత్ కిం శంకానహి భవతి రే జాగృత జనా. మేలుకోండియ్యా కొంచెం మేలుకోండి, పక్కింట్లో ఎవరైనా చనిపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆనాడు అరణ్యవాసం చేస్తున్నారండి పాండవులు, పంచి పాండవులు అరణ్యవాసం చేస్తుంటే ధర్మరాజు గారికి దాహం కలిగిందండి. దాహం కలిగితే భీముణ్ణి పిలిచాడు, భీమసేన, అక్కడ చెరువు ఉన్నది, ఆ చెరువులో మంచినీళ్ళు ఉన్నాయి, ఈ పాత్ర తీసుకెళ్ళి కొంచెం నీళ్లు పట్టుకురావయ్యా అని భీమసేనుడికి చెప్పాడు. భీముడు ఆ పాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ చెరువు ఉంది, ముంచుకోబోతున్నాడు నీళ్లు. గంధర్వుడు ఉన్నాడండి అక్కడ, గంధర్వుడు, ఏమండి ఈ చెరువు నాది, నా పర్మిషన్ లేకుండా మీరు నీళ్లు ముంచుకోబాకండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, ఒకవేళ చెప్పకుండా కనుక మీరు నీళ్లు ముంచుకుంటే మూర్చపోతారు కింద పడి అన్నారు. భీముడు కేర్ చేయలేదండి, ఏమిటి ఆయన ఏమిటి అడిగేది, నేనేమిటి వీనేది అని, నీళ్లు ముంచుకోబోయినాడు కింద పడిపోయినాడు. భీముడు కింద పడ్డ మూర్చిపోయినాడు. పాపం ధర్మరాజు గారు చాలాసేపు వెయిట్ చేసినాడు కానీ రాలేదండి భీముడు. నంబర్ టూ అర్జునుడిని పంపిస్తాడు. అర్జున, ఏమిటో మీ అన్నగారి విషయం విచారించు, నాకు మంచినీళ్ళు తీసుకురా, ఇద్దరు కలిసి రాండి అని చెప్పి మళ్ళా పాత్ర ఇచ్చి పంపించినాడు. చూస్తే భీముడు కింద పడిపోయినాడు, గంధర్వుడు అక్కడ నిలబడ్డాడు. ఏమండి అర్జున్ గారు, మీకు కూడా ఇదే శాస్తి జరుగుతుంది, జాగ్రత్త, నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారా లేదా అన్నాడు. ఈయన కూడా కేర్ చేయలేదండి, కేర్ చేయక నీళ్లు ముంచుకుంటుంటే పడిపోయినాడు. ఈ విధంగా నకులుడు, సహదేవుడు కూడా పడిపోయినారండి. ఆఖరికి ధర్మరాజు గారికి సందేహంగా ఆశ్చర్యం కలిగింది, ఏమిటి ఒక్కరూ రాలేదేమిటి, ఏం జరిగింది అక్కడ అని ఆయన బయలుదేరాడు. ఎవరు ధర్మరాజు. చెరువు దగ్గరికి వెళ్తే నలుగురు సోదరులు కింద పడ్డారండి. అక్కడ గంధర్వుడు ఉన్నాడు. ఏమండి ధర్మరాజు గారు, ఇక జాగ్రత్త, మీ సోదరులు ఎట్ట పడ్డారో మీరు కూడా అదే పతనం పొందుతారు, మీరు మర్యాదగా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. అప్పుడు మీ సోదరుని మూర్ఛ నుంచి లేపటమే కాదు, మీకు అన్ని అనుకూలమైన వాతావరణం నేను కలుగు చేస్తాను, చక్కగా నీళ్లు తాగిపోండి అని చెప్పారు. అడగండి అన్నాడు. శక్తి కొలది, నాకు చేతనంత వరకు నేను సమాధానం చెప్తాను. చూడండి ధర్మరాజు అండి, మూర్తీభవించిన శాంతి, తొందరపడండి ఆయన. అప్పుడు గంధర్వుడు అనేక ప్రశ్నలు అడుగుతాడు. ఇదంతా యక్ష ప్రశ్నలు అని చెప్పి భారతంలో ఉందండి, యక్ష ప్రశ్నలు. దానిలో ఒక్క ప్రశ్న ఏమిటి తెలుసండి, ఓ ధర్మరాజు గారు, ప్రపంచంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి, విచ్ ఈస్ ది మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్, అన్ని ఆశ్చర్యముల కంటే గొప్ప ఆశ్చర్యం ఏది అని అడిగాడండి. ఎవరు గంధర్వుడు, అర్థమైందండి, విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ వండర్ ఇన్ ది వరల్డ్. మనం మన ఎవరైనా అడిగితే ఏం చెప్తామో తెలుసండి, సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాం మనం. ఏడు వండర్స్ అండి, తాజ్మహల్ ఒకటి, పిరమిడ్ ఒకటి, ఇంకొకటి, ఇది రకరకాలుగా చెప్తాయి. ఈ విధంగా లీనింగ్ టవర్ ఆఫ్ పైజా గోపురం అంటే ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. ధర్మరాజు ఏం చెప్పారు తెలుసండి, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం. అహని అంటే ప్రతిరోజు, యమాలయం అంటే యముని యొక్క గృహానికి ఎంతమందో వెళ్ళిపోతున్నారు అంటే చస్తున్నారు. చూడు ప్రతిరోజు అనేక మంది చస్తున్నారు. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. తక్కిన వాళ్ళు అనుకుంటారట, మేము వెళ్ళేది లేదు, ఎవరో వెళ్తున్నారు యముడి దగ్గరికి అంతేగాని మేమెందుకు వెళ్తాం అనేటువంటి భావన, ఇది అన్నిటికంటే ఆశ్చర్యం. చూడండి, అంటే ఏమండి, మేము చనిపోం, ఇతరులు చనిపోతారు. చూడండి, మార్పు రావటం లేదండి. బుద్ధుడు ఒక్క శవాన్ని చూచాడండి, ఒక్క శవాన్ని చూస్తే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ లైఫ్, అది జీవితంలో కంప్లీట్గా రాజ్యం కూడా వదిలి, ఛీ ఇదంతా ఏమిటి, మానవుడు చస్తుంటే వార్ధక్యం వస్తుంటే దీన్ని జయించడానికి పూనుకోవాలనా, లేకపోతే వాటిని దాసుడైపోయి అనుభవించాలనా, అసలు వార్ధక్యం రాకుండా మరణం రాకుండా ఉండేటువంటి ఉపాయం ఏమిటని చెప్పి ఆలోచించాడు. ఎవరండి, బుద్ధుడు. రాజ్యం కూడా వదిలిపెట్టేసి ఇదంతా ఎందుకు వచ్చింది, ఒక్క శవం. ఎవరో చనిపోయినాడు, ఒక్క ఆయన్ని చూచాడండి. నారాయణ, ఇప్పుడు ఎన్ని శవాలు చూస్తున్నారండి, ఒక్కడికైనా కించిత్తైనా మార్పు కలుగుతున్నదా, ఎందుకు కలుగుతున్నది, భ్రాంతి కలగటం లేదంటే భ్రాంతి వల్ల అండి. అది అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. ఇదండి జ్ఞానం. అవిద్య యొక్క స్వరూపం పతంజలి చక్కగా చెప్పారు, అన్ని తల్లకిందులు. అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి అవిద్య. ఈ అవిద్య వల్ల మానవుడు అండి అన్ని తల్లకిందులుగా ఊహ చేస్తున్నాడు. చూడండి, భగవానుడు ప్రత్యక్షంగా ఇక్కడ అణు అణువులందు కూడా వ్యాపించున్నాడండి. వారు లేకపోతే అసలు ఏం జరుగుతుందండి ఈ ప్రపంచంలో, భూమి తిరుగుతుందా చెప్పండి, ఏది జరుగుతుంది చెప్పండి, హృదయంలో గుండెకాయ కదులుతుందా ఏమండి, నిజంగా గుండెకాయ మనమేమైనా కదిలిస్తున్నావా, రక్తాన్ని మనమేమైనా ప్రవహింపజేస్తున్నావా చెప్పండి, సూర్యుడిని మనం కదిలిస్తున్నావా, చంద్రుడిని కదిలిస్తున్నావా, మనం ఏమి చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు చెట్టు పెట్టినామంటే అది పెరుగుతున్నదండి, దీనికి కారణం ఏమిటండి, మనం ఏమైనా దాన్ని పెంచినావా, లేదు కదా. ఏ శక్తి ఇదంతా భగవద్గీతలో అక్కడక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అహం సర్వస్య ప్రభవమత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఐ ఆమ్ ద రూట్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. చూడండి, బ్రహ్మాండమునంతటికి నేను ఆధారమవుతున్నే, నా వల్లనే ఇదంతా కలుగుతున్నది, సత్తు లేకపోతే ఇదంతా ఎట్లా వస్తుందండి. చూడండి, ఆధారమైనటువంటి వస్తువు లేకపోతే ఆధేయమైనటువంటి వస్తువు ఎట్లా నిలుస్తుంది, కానీ మానవుడు ఇది ఆలోచించట్లేదండి. సరే, పుష్పం పుష్పం రైటు, ఎందుకంటే కనిపిస్తున్నది కాబట్టి. దారం విషయం అసత్యం అంటాడు వాడు, దారం లేదంటాడు ఎవరు, నాస్తికులైనటువంటి వారు. చూడండి, ఈ అదేవిధంగా బ్రహ్మాండంలో అన్ని కార్యములు జరుగుతుంటే ఆయనకేమైనా దీంట్లో బాధ్యత ఉందా చెప్పండి? లేదు కదా. ఆయన శరీరంలోనే ఏమేమి జరుగుతుందో ఆయనకేమైనా తెలుసునా? ఆయన నెత్తి మీద ఎన్ని చుట్టూ ఉన్నాయో లెక్క పెట్టమనండి ఆయన్ని, చెప్పలేడే నాస్తికుడు. ఇదంతా ఎవరి యొక్క శక్తి వల్ల జరుగుతుంది? సమ్ డివైన్ పవర్, దేర్ మస్ట్ బి సమ్ డివైన్ పవర్, కాల్ ఇట్ బై ఎనీ నేమ్, ఏదైనా పేరు పెట్టుకోండి దానికి, కానీ ఒక డివైన్ పవర్ ఉండదండి. దానికి దేవుడు అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాం. ఈ జీవుడు అండి కించిత్ స్వరూపుడు అండి, మహా ఉంటే 100 ఏళ్ల లోపే బతుకుతాడు. వారు కాలేన అనవచ్చేదా, ఈ కాలము చేత ఛేదింపబడినటువంటి మహనీయులండి. సరే, కనుక ఈ అవిద్య యొక్క స్వరూపం కొంచెం బాగా తెలుసుకుంటే ఈ భ్రాంతి చేత మానవుడు తల్లకిందులుగా వ్యవహారం చేస్తున్నాడు. ఎంత శీఘ్రంగా దాన్ని తొలగించుకుంటే అంత మంచిదండి. సరే, ఈ భ్రాంతి యొక్క ప్రభావం చెప్తున్నాను. స్వర్గంలో ఒక దేవత ఉన్నాడండి, దేవత ఆయన గారికి శాపం తగులుకుందండి. శాపం తగులుకుంటే తత్ఫలితంగా భూలోకంలో పందిగా పుట్టాడండి. ఎవరు? స్వర్గంలో ఉన్న దేవత భూలోకంలో పందిగా పుట్టాడు. పంది ఎక్కడ ఉంటుందండి? బురదగుంట. ఊరు బయట ఒక బురదగుంట ఉందండి, ఆ బురదగుంటలో కాపురం పెట్టిందండి ఇది పంది. ఇక పంది అయితే ఇంకొక ఆడపంది వచ్చిందండి అక్కడికి. సరే, మగ పంది ఆడపంది ఇంకా ఫ్యామిలీ పెరిగిపోయిందండి. ఇది పిల్ల పందులు, ఇవన్నీ ఆ బురదలో రండి, బాగా మూతి ఒళ్ళంతా బురద పోసుకుని అక్కడ కాలక్షేపం చేస్తున్నాయండి. చేస్తుంటే ఆ మార్గం గుండా ఒక సిద్ధ పురుషుడు పోతున్నాడండి. పోతుంటే త్రికాలజ్ఞుడైనటువంటి ఆ మహనీయుడు ఈ పందిని చూచాడండి. రామ రామ రామ రామ, మహా గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవత ఏదో దౌర్భాగ్యమైనటువంటి కర్మ చేత శాపం తగులుకునిట్ట పందిగా పుట్టాడు. గుండె కరిగిపోతున్నది నాకు, ఎంతో దయాదాక్షిణ్యాలు కలుగుతున్నాయని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడే శక్తిని అనుగ్రహించి, ఓ పందిగారు మీరు పంది కాదు, స్వర్గంలో ఒక దేవత, శాపవశాత్తు ఈ విధంగా పుట్టారు. మీరు ఇట్లా ఈ బురదలో పడి బాధపడటం అనేది నాకేమి సంతోషంగా లేదు, నాకు అంగీకారంగా లేదు. నా తపశ్శక్తి చేత, నా సిద్ధిబలం చేత మిమ్మల్ని తిరిగి దేవతగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడండి. పంది ఏమన్నదో చెల్లి మాట్లాడే శక్తిని ఇచ్చాడు కదండి పంది అన్నది. మా సుఖానికి మీరు అడ్డు రాబాకండి, పోండి బయటికి అనేసిందండి ఆ పంది. చూడండి, మేమందరం ఎంత ఆనందపడుతున్నాం, ఎటువంటి సంసారం. చూడు, భార్యను చూపించి రంభ ఊర్వశి ఇట్లా ఉన్నారా చెప్పండి అని, ఒళ్ళంతా బురదే దరిద్ర బురద, ఆ భార్యను చూపించి రంభ ఊర్వశి ఇట్లా ఉంటారా అని అడుగుతున్నాడు. చూచారా నా సంతానం 10 మంది అండి, పందికి పుడితే 12 పుడతాయండి. ఈ 12 మూతెంత బురదైనండి ఇది. ఈ పిల్లలు చూచి ఆహా, ఇటువంటి సంతానం ఎక్కడైనా దొరుకుతుందా, వండర్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అని అంటాడు. ఇదంతా చూసి ముక్కు మీద వేలేసుకుంటాడు ఎవరు, సాధువు గారు. ఆహా, మా యొక్క ప్రభావం ఇట్లా ఉన్నది చూడండి, ఆ పందిగా పుట్టి అదే సర్వ సుఖాలకి నిలయం అని చెప్పి అనుకుంటున్నాడు. దేని చేత అనుకుంటున్నాడు? భ్రాంతి. చూచారా, ఇదేనండి మానవుని కింద పడదోసేటువంటిది. ఉన్న విషయం తల్లకిందులుగా చూపిస్తున్నదండి అది. ఈ బ్రెయిన్ లోపం చేత, ఆలోచన లేని కారణం చేత, జ్ఞాన సంబంధమైన అనుభూతి లేని కారణం చేత మానవుడు ఈ విధంగా తల్లకిందులుగా వ్యవహారం చేస్తాడనేది. సరే, అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి రవిద్య. ఈ అవిద్యను పోగొట్టుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ చక్కని జ్ఞాన విచారణ. ఏ అవిద్య ప్రతివారికి అనాది కాలం నుంచి ఉన్నది, దాని ప్రభావం చేత ఏమనుకుంటున్నాడంటే ఉన్న దేవుడు లేడు అనుకుంటున్నాడు. లేని జగత్తు ఉన్నది. నామరూపాలతో కూడినటువంటి జగత్తు ఎంతకాలం ఉంటుందండి చెప్పండి? సత్యమైనటువంటి వస్తువు యొక్క సిద్ధాంతం ఏమిటో తెలుసండి, 3 కాలములందు సత్యంగా కనిపించాలి. చూడండి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు కనిపించేటువంటి ఈ ప్రపంచం స్వప్నంలో ఉన్నదా చెప్పండి? స్వప్నంలో ఉన్నది కనిపించేది జాగ్రత్తలో ఉన్నదా? ఈ 2 ఉన్నది సుషుప్తిలో ఉన్నదా చెప్పండి? లేదు కదా. ఒక దాంట్లో ఉన్నటువంటి ఇంకో దాంట్లో లేకపోతే ఇట్ ఈస్ ఫాల్స్ అన్నాడండి మన శాస్త్రంలో. చూడండి, తన్మధ్యే భాతమప్యసత్ అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమ. శంకరాచార్యులు వేదాంత డిండిమో ఓ గ్రంథం రాసినారు. దాంట్లో చూడండి, ఏది ముందు లేదో, ఏది తర్వాత లేదో, మధ్యలో కనిపించినా నమ్మవద్దు. చూడండి, కొండ, కొండ ముందుగా లేదండి, ఏమున్నది? మట్టి. మొట్టమొదటి మట్టి ఉన్నదండి, కొండ లేదు, మధ్యలో ఏర్పడింది, మళ్ళీ అది పగిలిపోతే మళ్ళీ మట్టి అయింది. మట్టిని నమ్మండి కానీ కొండ నమ్మవద్దంటాడు. చూడండి, ఇదే ఈ వేదాంతంలో ఉన్నటువంటి చక్కని ఇదండి. కనుక ఈ అవిద్యా ప్రభావం చేత ఈ ప్రపంచం సత్యం అనేది నిజంగా సత్యమైతే 3 కాలముల్లో అది సత్యంగా కనిపించాలి కదండి. ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం నిద్రలో లేదే, గాఢ నిద్రపోండి, ఏముంది అక్కడ? ఎవ్రీథింగ్ డ్రాప్డ్, అంతే. ఎప్పుడు ఇంద్రియములు మనస్సు అనేది లయమైపోయినాయో ఇంకా జగత్ ఏమిటండి? పొద్దున్నే మళ్ళీ లేవంగానే ఇంద్రియములు మనస్సు కనిపిస్తున్నాయి, తద్వారా ఈ జగత్ అంతా మనకి అనుభవానికి వస్తున్నది. రాత్రి నిద్రలో గాఢ నిద్ర అంటే అన్కాన్షియస్, ఈ అన్కాన్షియస్ స్థితిలో వేర్ ఈస్ ది యూనివర్స్ చెప్పండి, అంత డ్రాప్ అయిపోయి ఎందుకు డ్రాప్ అయింది? ఇట్స్ ఎ క్రియేషన్ ఆఫ్ ది మైండ్. అది ఆ మనస్సు అనేది లయమైపోయింది కాబట్టి జగత్తు లయమైపోయింది. కానీ ఆ సుషుప్తి సమయంలో కూడా ఒకటి మేలుకుందండి. సరే ఏమండి మీకట్టా తెలుసు మేలుకుందంటే? దృష్టాంతం చెప్తాను. పొద్దున్నే నిద్ర లేవంగానే ఏమండి ఎట్లా నిద్రపోయినారు అని అడగండి వాడిని. ఏమంటాడు తెలుసండి? హాయిగా నిద్రపోయినాను అంటాడు. ఎట్లా తెలుసు వాడికి చెప్పండి? రాత్రి నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు లేడు, ఇప్పుడున్నవాడు నిద్రలో వాళ్ళాడు. చూడండి వీళ్ళకి పేర్లు ఉన్నాయండి, తైజసుడు, విశ్వుడు, ఇప్పుడున్నవాడు విశ్వుడు, స్వప్నంలో ఉన్నవాడు తైజసుడు, సుషుప్తిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు అని మూడు పేర్లు పెట్టారండి. ఆ ప్రాజ్ఞుడు ఇప్పుడు లేడు, ఈ విశ్వుడు అక్కడ లేడు. మరి ఎవరు చెప్పారు? పొద్దున్నే నేను హాయిగా నిద్రపోయినానని చెప్తున్నాడు కదా. ఈ రిమెంబరెన్స్ యొక్క హేతు ఏమిటి చెప్పండి? ఏమిటి చెప్పమంటారా? ఈ మూడవస్థలకి కామన్గా ఒక శక్తి ఉన్నదండి, దాన్నే ఆత్మ. చూడండి ఈ ఆత్మ అనేది జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో, తురీయం, ఈ నాలుగిట్లో కూడా కామన్గా ఉన్నదండి. ఆ ఆత్మశక్తి వల్ల వాడు చెప్పగలుగుతున్నాడు పొద్దున్నే చూచారు హాయిగా నిద్రపోయినాను అని. ఎందుకంటే ఇది అన్నిటికీ కామన్గా ఉంది, విట్నెస్, ఇట్స్ అన్ ఎటర్నల్ విట్నెస్. శంకర భగవత్పాదులు దీని గురించే చెప్తారు మనీషా పంచకం. చూడండి ప్రాగ్ అశ్వాప్సమితి ప్రబోధ సమయే, పొద్దున్నే లేవంగానే నేను హాయిగా నిద్రపోయిన ఎవరు చెప్పగలుగుతున్నారని నిలదీసి ప్రశ్న అడిగాడండి ఎవరు? శంకరాచార్య. ప్రాక్ అస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం అండి, ఎంత చక్కగా నిరూపించారు చూడండి. దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉన్నది అనే దానికి ప్రత్యక్షమైన రుజువు అండి ఇది. ఎందుకంటే సుషుప్తిలో అన్నీ పోయినాయి కానీ ఒకటి ఉందండి, ఏది? పొద్దున్నే మేలుకుని చెప్పగలిగేది ఏముందో అదేనండి ఆత్మ. ఈ ఆత్మ చెప్పగలిగిందంటే సుషుప్తిలో, తురీయంలో కూడా కామన్గా సాక్షిభూతంగా ఉన్నది అని శంకరాచార్యులు వారు చక్కగా నిరూపణ చేశారండి. ఆత్మ అనేది, దైవం అనేది, భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేశాడు. ఇప్పుడు తక్కినవన్నీ కూడా ఈ వస్తువులు చూడండి, మేడలు, మిద్యలు, ధనము, కీర్తి, శరీరము, ఇవన్నీ కుటుంబం సుషుప్తిలో లేదే, సుషుప్తిలో లేవు. మళ్ళీ పొద్దున్నే జ్ఞాపకం దేనికి? మనస్సు వల్ల వచ్చింది అది. కనుక యథార్థమైనటువంటి వస్తువు మన స్వరూపంగా ఉండనే ఉన్నది, కొత్తగా దేవుణ్ణి పొందటం కాదండి. ఆత్మాతో సతతం ప్రాప్త. చూడండి ఇప్పుడు జ్ఞానకాండలో ఉన్నాం కదా, జ్ఞానం అంటే ఏమిటో ఒక వాక్యం చెప్పి నేను ఇప్పుడే లోతుకు ప్రవేశిస్తున్నాను ఈ అధ్యాయంలో. ఆత్మాతో సతతం ప్రాప్త అప్రాప్తోపి అవిద్యయ. ఇది ఎక్కడంటే ఆత్మబోధ, శంకర భగవత్పాదులు ఆత్మబోధ అని చక్కని పుస్తకం రాసినారండి. దానిలో ఒక శ్లోకం, ఆత్మాతు సతతం ప్రాప్తోపి ప్రాప్త అప్రాప్తోపి అవిద్యయ తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ. ఉపమానం, ఆత్మ అనేది ఎక్కడికి పోలేదు, వీడు దేవుడు లేడు అని చెప్పి ఊరికే అనవసరంగా పేల్చున్నాడు. ఎక్కడికి పో, దేవుడు ఉండనే ఉన్నాడు, ఆత్మ అనేది ఉండనే ఉన్నది, ఇంకొక లోకానికి వెళ్ళి అన్వేషించవలసిన పని లేదు, ఇక్కడికి అక్కడికి తిరిగి దేవుణ్ణి చూడవలసిన పని లేదు, మన హృదయంలోనే దేవుడు ఉన్నాడు అని శంకరాచార్యులు వారు చక్కని శ్లోకం చెప్పారు. ఆత్మాతు సతతం ప్రాప్త, ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్, ఇట్ ఈస్ ఆల్రెడీ రియలైజ్డ్, మనలోనే ఉన్నదండి, మనస్వరూపంగానే ఉన్నది. అప్రాప్ కానీ తెలుసుకోవటం లేదు వీడు, అప్రాప్తం, దేవుడు లేడు అంటున్నాడు, దేవుడు లేడు. అది ఎందువల్ల అంటున్నాడు? అవిద్యయ, అజ్ఞానం చేత. ఈ అజ్ఞానం కనుక తొలగిపోతే స్వకంఠాభరణం యథ. ఉపమానం చూడు, స్వకంఠాభరణం వలె తెలుసుకుంటాడు అన్నాడు. ఏమిటా ఉపమానం చెప్తాను వినండి. ఒక గ్రామంలోనండి దంపతులు ఉన్నారండి, భార్య భర్త, చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. భార్య గారు భర్త గారిని అడిగినారు, ఏమండి మన వీధిలో వారందరూ బంగారపు ఆభరణాలు ధరిస్తున్నారు, పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ఆభరణం కూడా నాకు తయారు చేసి ఇవ్వలేదు, దయచేసి ఏదన్నా ఒక చిన్న ఆభరణం, గొలుసు, మెళ్ళో కంఠాభరణం, గొళ్ళు మెళ్ళో వేసుకునే గొలుసు బంగారం ఏదైనా తయారు చేయించి ఇవ్వండి అని ప్రాధాయపడిందండి. పాపం ఆ అమ్మగారి మీద ఆప్యాయత ప్రేమ చేత భర్త గారికి పెద్ద ధనవంతుడు కాకపోయినా తనకు వచ్చేటువంటి వేతనాన్ని బాగా పొదుపు చేసుకుని అమ్మగారికి 1,000 రూపాయలు పెట్టి ఈ బంగారపు గొలుసు చేయించాడండి. పూర్వకాలం 1,000 రూపాయలు అండి, ఇప్పుడు 1,000 అంటే అసలు ఏమీ రాదు, అసలు తులం కూడా రాదు. ఆ కాలంలో బంగారపు గొలుసు చేసి చేయించి ఇచ్చాడు. అమ్మగారు ఏం చేసింది తెలుసండి, ఆలోచించింది, ఈ బంగారపు గొలుసు ఎప్పుడు వేసుకుంటే దానికి శోభ ఏమిటి, ఏదైనా విశేష సమయంలో దీన్ని ధరించుకుంటే మంచిదని దాచిపెట్టిందండి. దాచిపెట్టి ఏదైనా విశేష కార్యక్రమాల్లో ధరించుకుని పోదాం అని చెప్పి అనుకుందండి. వారికి పెళ్లికి ఆహ్వానం వచ్చిందండి, ఎవరో బంధువుల యొక్క వివాహానికి త్వరగా రమ్మని చెప్పి. మరి ఇది మంచి ఆపర్చునిటీ, నేను మనకి గొలుసు వేసుకుంటే అందరూ బంధువులు వీళ్ళందరూ కూడా చూడవచ్చును అని సరిగా పెళ్లికి ఇద్దరు సిద్ధమైనారండి. ప్రయాణానికి భర్త గారు సామాన్ సర్దుకుంటున్నాడు పెళ్లికి వెళ్ళటానికి, ఈ అమ్మగారు కూడా సర్దుకుంటున్నది, కానీ మెళ్ళు ఈ కంఠహారం వేయాలని చెప్పి గొలుసు వెతికిందండి. ఎక్కడ దాచిపెట్టిందో అక్కడ లేదండి. పెట్టెలు వెతికింది, ఇంకా ఇతరమైనటువంటి చోట్లు కిటికీలు ఇవి అవి అన్నీ వెతికేసిందండి. ఈ బంగారపు గొలుసు ఎక్కడ ఉండాలో అక్కడ లేదండి సార్. మళ్ళీ ఇంకోసారి వెతికిందండి, 3 సార్లు వెతికిందండి, ఇంచ్ బై ఇంచ్ స్క్రూటినైజ్ చేసిందండి, కానీ బంగారపు గొలుసు కనిపించలేదు. ఈ అమ్మగారు వెతుకుతుంటే భర్త గారికి సందేహం వచ్చింది. ఏమి ప్రయాణానికి త్వరగా సిద్ధం కాకుండా ఏమిటి వెతుకుతున్నాయేమిటి అని చెప్పలేదండి. మళ్ళీ కోపం వస్తున్నాయని మరల గుచ్చి అడిగేటప్పటికీ ఏమండి, మీరెంతో ప్రేమతో చేయించినటువంటి బంగారపు గొలుసు కనిపించలేదండి అన్నదండి. అనేటప్పటికీ ఆయన గారికి ఎంత ఒళ్ళు మండిందంటే మొట్టమొట్ట మందలించాడు. సోమర్థనం, బద్ధకం, అజాగ్రత్త, ఎంతో విలువైనటువంటి వస్తువు నేను కష్టపడి చెమట కార్చి సంపాదించింది ఇట్లా నాశనం చేసినావని మొదట్లో మందలించి తిట్టి ఆఖరికండి కోపం పెరిగిపోయేప్పటికి వీపు మీద ఒక మంచి దెబ్బ కొట్టాడండి. ఎవరు భర్త దెబ్బ కొట్టేప్పటికి ఏడవటం మొదలుపెట్టింది, కేవలం ఏడవటం మొదలుపెట్టింది. ఏడ్చేటప్పటికీ చుట్టుపక్క అమ్మగారులు అయ్యగారులు అందరూ వచ్చేసారండి. ఎవరికి వారు ఈ అమ్మగారు ఏడిపోయిన అందరూ వచ్చారు. ఏమమ్మా, ఒక ముసలాయన అడుగుతున్నాడు, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. ఎందుకేమిటండి, పొరపాటు జరిగింది, గొలుసు బారేసుకున్నాను, భర్తగారు కొట్టారు, అయితే బాగుంది కానీ నీ మెడలో ఏదో మెరుస్తున్నది చూడవమ్మా అన్నాడండి ఆయన. ఆ అమ్మగారు ఇట్లా బయట తీసి చూచేటప్పటికండి బంగారపు గొలుసు ముందుగానే వేసుకుని మర్చిపోయిందండి ఆమె. ముందుగానే వేసుకుని మర్చిపోయింది, ఇట్లా బయట వేసేసి మర్చిపోయిందండి. చూచారు ఇప్పుడు జరిగిన విషయం ఏమిటి చెప్పండి, గొలుసు ఎక్కడికి పోలేదండి, వీపు దురద మాత్రం చక్కగా తీరిందండి. దంచి కొట్టాడండి ఆయన, దంచి కొట్టి అదండి మిగిలింది. చూచారా, అనవసరమైనటువంటి బాధ అనుభవించిందండి. చూచారా, భ్రాంతి చేత కంగారు పడి నానాభీభత్సం కొని తెచ్చుకుందండి. వస్తువు ఎక్కడికి పోలేదండి. అదేవిధంగా జీవుడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఎక్కడ లేడు, హృదయంలోనే ఉన్నాడు. చూచారా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. భగవద్గీతలో ఒక చోట కాదండి, చాలా చోట్ల చెప్తున్నాడు. ఉపనిషత్తులు కూడా అదేవిధంగా ఘోషిస్తున్నాయి. స్వశరీరే, స్వశరీరే, దేవుడు ఎక్కడున్నాడు, మీ శరీరంలో. స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షణం క్షీణ దోషా ప్రపశ్యంతి నేతరే మాయయావృత. అందరూ చూడలేరు దేవుణ్ణి. ఎందుకు? దోషం, దోషం అంటే పాపం. పాపాలున్నవాడు ఎవరు? క్షీణ దోషాహ ప్రపశ్యంతి. పాపరహితములైనటువంటి వారు తన స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలరు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని సుగుణములు చెప్తున్నాడు చూడండి. ఈ సుగుణములను, క్యారెక్టర్, మొరాలిటీ చక్కగా మీరు అవలంబిస్తే మీ హృదయం శుద్ధంగా ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం చేత విచారణ చేసి హూయామాయ్, వాట్ ఈజ్ మై రియల్ నేచర్ అని చెప్పి బాగా విచారణ చేసి తరించిపోతాడు. చూచారు, కనుక ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఏమిటంటే మానవుడికి యథార్థమైనటువంటి ఆత్మస్వరూపం యొక్క అవగాహన అంటే ఏమిటి, దూరంగా లేడు, మన స్వరూపంగానే ఉన్నాడని చెప్పి తెలుస్తుందండి. అప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఏ ఆనందం కోసం ఇంతవరకు అనేక జన్మలు నాశనం చేసినాము చూ, ఆ ఆనందము యొక్క సాగరం బ్రహ్మానందం ఈ మన దగ్గరే ఉన్నదని అప్పుడు తెలుసుకుంటాడండి. తెలుసుకుని ఇక అన్ని వదిలిపెట్టేస్తాడు. ఈ రాజ్యాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ సంసారం ఇదంతా కూడా నిజంగా ఏమిటి, రిఫ్లెక్షన్. ఆనందం లేదని కాదు, ప్రపంచంలో ఉన్నది కానీ ప్రతిబింబ సుఖం అండి, దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం. ప్రపంచంలో ఏ సుఖమైనా చూడండి, దుఃఖం లేకుండా ఉండదండి. ఇప్పుడు సుఖం కలిగిందంటే వెంటనే దుఃఖం కూడా దాన్ని కొని వెంట తెచ్చుకుంటుందండి. సరే, ఇప్పుడు ఒక గుడ్డివారు ఉన్నారండి, వారు సంగీత విద్వాంసుడు, గుడ్డి ఆయన. వారిని మీ ఇంటికి భోజనానికి పిలిచారండి. ఎవరిని? సంగీత విద్వాంసుడు, గుడ్డి ఆయన, అంధుడు, పుట్టి జన్మాంధుడు. వారిని మీ ఇంటికి భోజనానికి పిలిస్తే ఒక్కడు కదండి పిలిచింది, మీరు ఇంట్లో వచ్చి చెప్పాలి. ఏమిటి తెలిసినా, భార్యతో, అమ్మా ఇద్దరు, ఒక్కడిని భోజనానికి పిలిచినాను, ఇద్దరికి భోజనం వండవమ్మా అన్నాడు. అర్థమైందండి, గుడ్డి ఆయన్ని ఒక్క ఆయన కనుక మీరు ఇంటికి భోజనానికి పిలిస్తే ఇద్దరికి వంట చేయాలి. ఎందుకు చెప్పండి, గుడ్డి ఆయన ఒంటరిగా రాలేడు. చూచారా, ఎవరు చెయ్యవు పట్టుకుని వస్తాడండి, కాబట్టి వెంట వచ్చిన ఆయనకు కూడా భోజనం పెట్టాలి. చూచారా, గుడ్డివాడిని ఆహ్వానం చేసినప్పుడు ఒకరికి భోజనం కాదండి, ఇద్దరికి మనం తయారు చేసి పెట్టాలి. ఎందుకంటే పట్టుకొచ్చిన వాడికి కూడా భోజనం పెట్టాలి. అదేవిధంగా మనం ఈ ప్రాపంచిక సుఖాన్ని కనుక మనం ఆహ్వానిస్తే ఇద్దరికి చోటు ఉంచాలండి. దేనికో తెలుసిన, దుఃఖం కూడా వెంట తెస్తుందండి అది. సరే, ఆ ప్రాపంచిక సుఖం దుఃఖాన్ని కూడా వెంట తెస్తుందండి అది. వివేకానంద స్వామి చెప్పిన గంభీరమైన వాక్యం చూడండి, వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బి ఇన్ దీస్ లిటిల్ ప్లాట్స్ ఆఫ్ ఎర్త్. చూడండి, ఈ మట్టి ముద్దల్లో ఏం సుఖం ఉందయ్యా అంటాడు. చూడండి వివేకానంద ఎంత గంభీరం. మట్టి ముద్దలు అంటే శరీరాలు, ప్రాపంచిక వస్తువులు, ఇవన్నీ కూడా మట్టి ముద్దలు అండి. వాట్ ఎంజాయ్మెంట్ కెన్ దేర్ బి ఇన్ దీస్ లిటిల్ క్లౌడ్స్ ఆఫ్ ఎర్త్. ఇట్ ఈస్ ది క్రిస్టలైజ్డ్ ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎంజాయ్మెంట్ దట్ వీ హ్యావ్ టు సీ, అండ్ దట్ ఈస్ ఇన్ గాడ్. లెట్ ఆల్ అవర్ ప్యాషన్స్ అండ్ ఎమోషన్స్ గో అప్ అన్ టు హిమ్. దేవుణ్ణిలో ఉందయ్యా పూర్ణ సుఖం. ఆ దేవుణ్ణి పొందటానికి కొంచెం ట్రై చేయండి అయ్యా. ఈ చిల్లర చిల్లర వస్తువులన్నీ పొంది పొంది ఎన్ని జన్మలు నాశనం చేశారని చెప్పి అడుగుతున్నారండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగం అనేటువంటి దాంట్లో ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ చక్కగా చేస్తున్నారు. చూడండి, మానవుడికి బంధం అంతా తెచ్చేది మూడు గుణాలండి. సార్ మూడు గుణాలంటే ఏంటి చెప్పండి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి, సత్వగుణం అనేది పెద్ద బంధనం కాదండి. సత్వగుణం అనేది మంచిదండి. రజోగుణం తమోగుణాన్ని పారద్రోలండి, సత్వగుణాన్ని అంగీకరించండి. ఎందుకంటే సత్వగుణం అంటే ఏమిటి తెలుసిన? ప్రేమ, దయ, అహింస, సత్యము, పరోపకారం, ఇవన్నీ సత్వగుణం కింద వస్తాయండి. ఏమండి అది అవసరం కదా చెప్పండి. అయితే ఈ గుణం కూడా దాటిపోవాలని ఎప్పుడు చెప్తారంటే, చూడండి, మనస్సు బాగా నిర్మలమైపోయిన తర్వాత ఇదంతా ఈ మనస్సు చేత కనిపింపబడినటువంటి జగత్తంతా దాటిపోవాలి, మూడు గుణముల యొక్క క్రియేషన్ ఇదంతా గుణాతీత స్థితిని పోవాలని చెప్పినప్పుడు ఇది ప్రయోగిస్తారే కానీ, లేకపోతే సత్వగుణం అనేది చాలా మంచిదండి. అది సత్వగుణం దగ్గరికి వస్తే మనకు తెలియకుండానే ఆ గుణాతీత స్థితిలో సత్వగుణం డ్రాప్ అయిపోతుందండి. సార్ ఇదివరకు మీకు ఉపమానం చెప్పినాను, చేతికి పుండు కురుపు లేచిందండి, ఆ కురుపు మీరు ట్యాబ్లెట్స్ తింటున్నారు బాగా నయమైపోతున్నది, పైన పొక్కు కట్టిందండి, ఆ పొక్కు తీయకూడదండి. ఒకవేళ బలవంతంగా మీరు ఆ పొక్కును తీసి కింద పారేస్తే మళ్ళా పుండు అవుతుందండి. సరే ఈ పొక్కు అంటే ఏమిటి తెలుసండి? సత్వగుణం. చూచారు, సత్వగుణాన్ని మనమేమి తీయకూడదండి, ఇట్ విల్ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్. అది ఒక టైం వచ్చేటప్పటికి మంచి నిర్వికల్ప సమాధి, గుణాతీత స్థితి, సమాధి స్థితి, ఆ స్థితిలో అది డ్రాప్ అయిపోతుందండి. సరే కానీ అంతవరకు కూడా దాన్ని మనం అంటిపెట్టుకునే ఉండాలి సత్వగుణాన్ని. కాబట్టి అది బంధనం కాదండి, అది దాన్ని మనం అంగీకరించవలసిందే. ఇప్పుడు రెండింటిని కూర్చి మనం విచారణ చేయాలి. ఏమిటి చెప్పండి? మనం వదలవలసింది తమోగుణం, రజోగుణం. శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట్లోనే ఎట్లా ప్రారంభించారో చూడండి. అర్జున మీకు తిరిగి చెప్తున్నాను బోధ, ఇదివరకు ఒకసారి ఇదే ప్రకారంగా భూయహ, భూయహ అంటే సంస్కృతంలో ఐఆమ్ టెలింగ్ యూ అగైన్, తిరిగి నేను చెప్తున్నాను. ఇదివరకు ఎక్కడ చెప్పారు చెప్పండి? విభూతి యోగంలో 10వ అధ్యాయంలో. చూడండి, భూయయేవ మహాబాహో శృణుమే పరమం వచః, మొదట్లోనే భూయహాని ప్రయోగించారు. ఇక్కడ మొదటి శ్లోకంలోనే కృష్ణుడు పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః. పరం భూయః, తిరిగి నేను చెప్తున్నాను ఉత్తమ జ్ఞానం. ప్రపంచంలో అనేక జ్ఞానాలు ఉన్నాయి, అన్నిటికంటే మోస్ట్ ఫోర్మోస్ట్ ఏమిటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానానాం జ్ఞానమొత్తం ఎందుకు అని మీరు అడగచ్చు చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో 64 విద్యలు ఉన్నాయండి. ఏదైనా మృత్యువుని దాటింపజేస్తుందా? ఈ సంసార సముద్రంలో ఏదైనా తరింపజేస్తుందా చెప్పండి? తారక విద్య ఒక్కటేనండి. సరే చక్కగా రామనామం జపం చేస్తూ రాముడు అంటే ఎవరో తెలుసుకోవాలండి. బయట రాముడిని గురించి అందరూ తెలుసుకుంటున్నారు, ఆత్మారాముడిని గురించి కూడా తెలుసుకోవాలండి. సరే ఆత్మారాముడు మన హృదయంలోనే రాముడు ఉన్నారన్నది. రామనామము నీకు శరణమురా, ఎల్ల వేళల తారకంబును జపము చేయుమురా. తత్వసారం చూడు, రామనామము నీకు శరణమురా, ఎల్ల వేళల తారకంబును జపము చేయుమురా, మక్కువతో శ్రీరామనామము మిక్కుటముగా స్మరణ చేసిన రామనామపు శక్తి చేతను పారిపోదురు యముని దూతలు తత్వసారము తెలిసికోరన్నా. దేహమే ఒక దేవళం వన్న దాని యందున ఆత్మదేవుడు వెలయుచుండన్న, దుర్గుణాలను ధూళినంతను శ్రద్ధతోనూ ఊర్జివైచి సద్గుణాలను పూల చేతను ఆత్మదేవుని పూజ సలుపము తత్వసారము తెలిసికోరన్న. నిగూఢమైనటువంటి వేదాంత తత్వం అండి. సులభంగా నా ఈ పద్యాల ద్వారా తత్వాల ద్వారా చెప్పారండి, 108 తత్వాలది. సరే ముఖ్యంగా ఇప్పుడు విచారించవలసింది బరువు తగ్గించుకోండి అని ఒక పద్యం ఉందండి. దీంట్లో తత్వం బరువు తగ్గించుకోండి. ఇప్పుడు బరువు అంటే నిన్న పెద్ద లిస్టు చెప్పారు ఏమిటో వస్తువులు. చూడండి, నెత్తిన పెట్టుకు ఊరేగుతున్నాడు అజ్ఞానం చేత. ఏమిటి చెప్పండి? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం. పొలం మనం కాదు, వేరుగా ఉంది, పెద్ద లిస్టు ఇదంతా లగేజ్ అండి. ఈ సంకల్పాలు, వృత్తులు, సంస్కారములు, వాసనలు అనేక జన్మల నుంచి వీడిని పీడిస్తున్నాయండి. అది నెత్తినేసుకుని వీడు పుడుతూ చస్తూ కుటుంబాలంతా వెంట వేసుకుని ఏమో పెద్ద ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాడండి. నటించట్లేదు, నటిస్తున్నాడు కానీ అసలు ఆనందం అనుభవించటం లేదండి. చూచారా, ఇప్పుడు ఎవరైనా ఉత్తరాలు రాస్తుంటే ఎట్లా రాస్తారు తెలుసునండి? మేము క్షేమంగా ఉన్నాం, మీ క్షేమాలు రాయండి. ప్రతి వాడు ఇదేనండి, మేము క్షేమంగా, అసలు క్షేమం పెరుమాళ్ళకి తెలుసుండి, పెరుమాళ్ళకి తెలుసు. చూడండి ఓ చిన్న దృష్టాంతం. ఒక ఊళ్ళోనండి పెద్ద దేవాలయం ఉందండి ఊరు బయట. ఆ దేవాలయంలో ఒక విగ్రహం కాదండి, రాముడు, కృష్ణుడు, శివుడు, నారాయణుడు, సూర్యుడు, గణపతి, దేవి, ఇవన్నీ విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు. ఒక్క దేవుడు దేవాలయం కాదండి, అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. అక్కడ ఎలిమెంటరీ స్కూలు సాయంత్రం 5 గంటలకు వదిలిపెట్టారండి. 3 పిల్లలు ఈ ఊరు బయట దేవాలయం చూడటానికి బయలుదేరారండి. 3 చిన్న పిల్లలు బయలుదేరితే 3 గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వేరువేరుగా ఒక్కొక్క విగ్రహాన్ని చూడటం మొదలుపెట్టారు. ఒకడు ఇటు పోయినాడు, ఒకడు అటు పోయినాడు, అన్ని చుట్టూ విగ్రహాలండి. కూతుంటే ఒక విగ్రహానికండి బొడ్డు ఉందండి, నాభి, పెద్ద శిల. ఆ బొడ్డులో అనవసరంగా ఏలు పెట్టాడండి ఒక పిల్లవాడు. అక్కడ ఒక తేలు పిల్ల కాపరం ఉందండి, తేలు పిల్ల. ఆ తేలు పిల్ల బాగా కొట్టేసిందండి ఎవరిని, ఒక పిల్లవాడిని. అయ్యా తేలు కొడితే ఎట్లా ఉంటుంది చెప్పండి, తీయగా ఉంటుందా? వాడు భలే బాధ అనుభవిస్తూ, కానీ నేను కనుక ఏడుస్తే తక్కిన ఇద్దరు పిల్లలు నవ్వుతారేమో అని ఏలు నలుపుకుంటూ ఇంకో పిల్లవాడి దగ్గరికి పోయినాడు. ఒరేయ్ ఒరేయ్, విగ్రహం బొడ్డులో ఏలు పెడితే బ్రహ్మానందం పరమానందం అన్నాడు. మరి వాడు వదులుతాడు చెప్పండి, వాడు వదులుతాడా? ఎక్కడ రాని, నేను రాను, నాకైంది కథ, దుద్దు అక్కడ అన్నాడు. వాడు కూడా వెళ్ళి ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి ఆ ఏలు పెట్టాడండి బొడ్డులో. మరి బ్రహ్మానందం వదులుతాడా వాడు చెప్పండి? బాగా అంట పొడిచిందండి. మళ్ళీ వాడికి నొప్పిగా ఉంది, కానీ ఏడుస్తే ఇంకొకడున్నాడండి బాకీ, వాడు నవ్వుతాడేమో అని వాడి దగ్గరికి పోయినాడు. రే రే, మేము ఇద్దరం ఏళ్ళు పెట్టాము, ఎంత ఆనందం అంటే ఇక చెప్పడానికి లేదన్నాడండి వాడు. ఎక్కడన్నాడు? ఇది అక్కడ అన్న. వాడు కూడా ఏళ్ళు పెడితే కుట్టింది, కానీ పసివాడండి చిన్నవాడు, ఓర్చుకోలేక కెవ్వని ఏడ్చాడండి. ఏడ్చేటప్పటికి తక్కిన ఇద్దరు కూడా ఏడవటం మొదలు పెట్టారు. అదే అండి అసలు కథ. సరే, బ్రహ్మానందం కాదు, తురీయ ఆనందం కాదండి, యోగానందం. అసలు ఆనందం ఏమిటంటే బాగా అంట పొడిచిందండి. సంసారం కూడా అట్లాగే, ఇప్పుడు అనేక బాధలు జనులు అనుభవిస్తున్నారు, కానీ అణిచిపెట్టుకుంటున్నారు, మేము బాగున్నాం, అందరం బాగున్నాం అని చెప్పేసి. ఇదే అయ్యా అసలు వస్తువుని మర్చిపోతే ఎవరికండి ఆనందం చెప్పండి? శాశ్వతమైనటువంటి భగవంతుని మర్చిపోతే ఇంకా ఆనందం ఏమిటండి? ఆనంద సముద్రాన్ని దగ్గర పెట్టుకుని దుఃఖ సాగరాన్ని కొని తెచ్చుకుంటున్నాడండి వీడు. చూడండి, ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే వీడు అనవసరంగా కొని తెచ్చుకుంటున్నాడండి. ఒకరు ఇవ్వలేదండి వీడి కర్మ. చూడండి, లేనిపోని దౌర్భాగ్యమైనటువంటి కర్మ చేసి వీడు ఈ బంధనం అంతా తెచ్చుకుంటున్నాడండి. రామతీర్థులు వారండి ఒక చక్కని విషయం బయట పెట్టాడండి. రామతీర్థులు ఏం చెప్పారు తెలుసండి? ఏమండి, జలుబు చేయుట అంటే ఇంగ్లీష్ ఏమిటి అని అడిగాడండి రామతీర్థ. జలుబు చేసింది జలుబు చేయుట అంటే ఇంగ్లీష్ ఏమిటి ఏమిటి చెప్పండి? క్యాచ్ కోల్డ్. చూడు, క్యాచ్ కోల్డ్ అంటారండి. హీ కాట్ కోల్డ్. హీ కాట్ కోల్డ్ అంటే వాడికి జలుబు చేసింది అని అర్థం. రామతీర్థులు అన్నాడు, ఎవరు ఈ సృష్టి చేశారో కానీ ఈ పదాన్ని ఎంత చక్కగా ఉంది, కోల్డ్ వాస్ పాసింగ్ దట్ వే ఇన్ దిస్ వేలో కాట్ ఇట్ అన్నాడండి. అసలు జలుబు చేయలేదట, జలుబట్ట బజార్లో పోతుంటే వీడు అనవసరంగా పట్టుకుని తెచ్చుకున్నాడట, జలుబు గారు నన్ను పట్టండి అని చెప్పేసి. అంతేగాని జలుబు అసలు కలగలేదట అండి. చూడండి, హీ కాట్. భాగవతంలో శ్లోకం అండి, మాతుపయోధర రసం నపునః పిబంతి. ఓ జనులారా, ఇప్పటికి ఎన్ని తల్లుల పాలు తాగేసినారు, ఇక మీదట తాగవద్దు. ఏమిటి దాని అర్థం చెప్పండి? తల్లి పాలు తాగవద్దంటే తల్లి గర్భంలో పుట్టవద్దు అది. దానికి ఉపాయం ఏమిటి? వారే చెప్తున్నారు భాగవతకారుడు, 3 పాదములతో చెప్తున్నారు. ఇప్పుడు నేను 4వ పాదం. ఏ మానవ విగతరాగ పరావరజ్ఞ నారాయణం సురగురుం సతతం స్మరంతి. చూడండి, ఎవరు తమ జీవితంలో నారాయణమూర్తిని భక్తిపూర్వకంగా అర్చన చేసి ధ్యానం చేస్తున్నారో వారు తిరిగి తల్లి గర్భంలో పుట్టరు. చూడు, ఏ మానవ, చూడు, ఏ అంటే ఎనిబడి, ఫలాని వారం చెప్పలేదండి, జాతి మత కులాలు ఇక్కడ ఏమీ లేవండి. ఏ మానవ విగతరాగ పరావరజ్ఞ నారాయణం సురగురుం సతతం స్మరంతి, ధ్యానేన తేన హత కిల్బిష చేతనాస్తే మాతుపయోధర రసం న పునః పిబంతి. ధ్యానం చేతండి, అజ్ఞానం అంతా తొలగిపోతుందండి, పాపం అంతా భస్మం అయిపోతుంది, అప్పుడు చక్కగా జ్ఞానం కలుగుతుంది, దాని చేత జన్మరాహిత్యం, కర్మలన్నీ భస్మం అయిపోతాయండి. సరే, తిరిగి తల్లి గర్భంలో పుట్టకూడదంటే ఏమిటి? కర్మ ఉన్నంత వరకు వాడు పుట్టి తీరుతాడు, పుట్టాల్సిందే మళ్ళా. ఈ కర్మను రహితం చేయాలంటే ఇంకా దేనికి శక్తి లేదండి, జ్ఞానానికి ఉన్నదండి శక్తి. భగవద్గీతలో ఈ ప్రమాణం ఒక చోటు కాదు, రెండు మూడు చోట్ల చెప్తున్నారు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అంటాడు చూడండి. తర్వాత యథైధాంస సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ జ్ఞానం అనే అగ్ని చేత ఈ కర్మకట్టెలన్నీ ధ్వంసం అయిపోతాయి, ఇంకా పునర్జన్మ అనేటువంటిది మానవుడికి ఉండదండది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు గుణాలని కొంచెం దాటడానికి ప్రయత్నం చేయండి. మనస్సును దాటిపోవాలండి. ఇప్పుడు మనస్సు భగవంతుడు ఎక్కడున్నాడు తెలుసండి, మనస్సు పైన. ఏమండి మీకెట్టా తెలుసునంటే గీతలో ప్రమాణం, ఏవం బుద్ధే పరం. చూడండి మూడవ రెండు ఒక అధ్యాయంలో మొదట్లో చెప్తారండి, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తభ్యాత్మానమాత్మన జయి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. బుద్ధే పరం, బుద్ధికి పైన. ఈ జగత్తు ఇదంతా ఎక్కడుంది, సంసారం ఇదంతా బుద్ధికి లోబడి ఉందండి సార్. బుద్ధికి లోబడి ఉంది అని చేత పుట్టడం చావటం ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నది. మనం ఏం చేయాలో తెలిసిన బుద్ధిని దాటాలి, అంటే మనస్సును దాటిపోవాలి. మనస్సును దాటాలంటే ఏమిటి ఉపాయం, మూడు గుణములు రహితం చేయాలి. మూడు గుణముల్లో ఒక గుణం వద్దని చెప్పి పోగొట్టద్దని నేను మొదట్లో చెప్పినా జ్ఞాపకం ఉంచుకోండి. సత్వగుణం, సత్వగుణాన్ని పోగొట్టాలనే అభిప్రాయమే వద్దండి, అది కలలో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇట్ విల్ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్ వెన్ వీ రియలైజ్. అది మనం మనస్సుకి అతీతంగా కనుక పోతే అది దానంతట అది రాలిపోతుంది. కాబట్టి అంతవరకు అది ఉండి తీరాల్సిందేనండి సరే. సత్వగుణం ఇకపోతే వదలవలసింది ఏమిటంటే రెండు గుణాలు, తమో గుణం రజోగుణం. ఈరోజు గుణత్రయ విభాగ యోగం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతా. భూయ అర్జున మీకు తిరిగి చెప్తున్నా, ఎందుకు చెప్పాలి చెప్పండి. ఎవరైనా గురువు శిష్యునికి పదే పదే చెప్పాలంటే ఎంత ఉత్సాహం వారికి కలగాలి చెప్పండి. ఆ ఉత్సాహం దేనివల్ల కలుగుతుంది చెప్పండి, శిష్యుని యొక్క క్వాలిఫికేషన్, అర్హత. ఆ శిష్యుని యొక్క గ్రహణ శక్తి, ధారణాశక్తి ఇవన్నీ బాగా పరిశీలిస్తే వారికి కనుక ఇష్టమైతే ఆహా వీరు చక్కని ఉన్నతిని పొందారు, అభివృద్ధిని పొందారని చెప్పి వారికి అభిప్రాయం కలిగితే నిజంగా వారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నిసార్లు అయినా చెప్తారు, భూయ తిరిగి చెప్తారు. ఇప్పుడు అర్జునుడు అటువంటి వారు, క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ అండ్ క్వాలిఫైడ్ డిసైపుల్. కొందరు శిష్యులు అండి గురువు గారు ఎంత చెప్పినప్పటికీ గ్రహించలేరండి, గ్రహించలేకపోవటం అయినా పర్వాలేదండి మరి ఒక రకంగా చేస్తారు తల్లకిందులుగా. అప్పుడు గురువు గారికి ఎంత బాధ చెప్పండి. అది సోమరితనంగా కొందరు ఆశ్రమాల్లో ప్రవేశిస్తారండి, ఈ సోమరితనం చేత ఏమీ సాధన చేయరు. సాధన చేయకపోతే ఇది ఏమైనా వంట పట్టేదండి చెప్పండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఏ నోటి మాటలండి ఇది. అనేక జన్మల నుంచి కూడగట్టుకున్నటువంటి పాడు వాసనలు పోవాలంటే ఇట్ ఎ జోక్ చెప్పండి, నోటి మాటలా? వీ హ్యావ్ టు ట్రై, సాధన చేయాలి సార్. సోమరితనం ఇక్కడ పనికే రాదండి. అది ఒక ఆయనకండి కొడుకున్నాడండి, వాడిని తీసుకెళ్ళి స్కూల్లో పారేశాడండి. స్కూల్లో పారేస్తే వాడు సోమరితనం చేత ఏమి చదవకుండా ఇట్లా అట్లా తిరుగుతుంటే తండ్రి గారు ఏం చేసినారంటే స్కూల్లో వాడికి సరిగా పాఠాలు అర్థం కావటం లేదేమో అని ప్రైవేట్ మాస్టర్ని పెట్టి ఇంటి దగ్గర ఇంగ్లీష్ చెప్పిస్తున్నాడు. ఇంగ్లీష్ అంటే ఆయనకి తండ్రి గారు చాలా ప్రీతి, తెలుగే చెప్తున్నారు. ఈయన ఏమిటంటే ఇంగ్లీష్ చెప్పించాలని ట్యూషన్ చెప్పిస్తున్నాడు ఇంట్లో ఎవరికి, వాడు అసలే సోమరి, తెలుగే వాడు నోటికి తిరగటలేదు అందులో ఇంగ్లీష్ చెప్పిస్తున్నాడు. అందువల్ల వాడు మాస్టర్ గారు ఇంగ్లీష్ చెప్తుంటే ఎంత బాధపడుతున్నాడంటే వాడి బోధ, గురువు గారి బోధ వీడికి బాధగా ఉందండి. అందువల్ల ఏం చేస్తున్నాడు ఒకసారి అడిగేశాడండి ప్రైవేట్ మాస్టర్ని, మాస్టర్ గారు ఇంగ్లీష్ ఇంకెంతకాలం చదవాలి అన్నాడండి వాడు. మాస్టర్ చెప్పాడు జనరల్గా, నాయన జనరల్ నాలెడ్జ్ వస్తే ఆపేసేయి. వచ్చిందని గుర్తు ఏమిటంటే కొత్త పాఠం చదవంగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థమవుతున్నదో అంత చక్కగా కొత్త పాఠం అర్థమైతే అనగా కొత్త పాఠం పాత పాఠం సమానంగా ఎప్పుడు తోస్తాయో అప్పుడు ఆపేసేవాయ్ అన్నాడు. అందరికి అర్థమైందండి, పాత పాఠం చక్కగా అర్థమవుతుంది అందరు, కొత్త పాఠం అర్థం కాదు. కానీ పాత పాఠం అర్థమైనట్టు కనుక కొత్త పాఠం మొదట్లోనే అర్థమైతే జనరల్ నాలెడ్జ్ బాగా వచ్చిందనమాట. కాబట్టి కొత్త పాఠం పాత పాఠం సమానంగా నీకు ఎప్పుడు తోస్తాయో అప్పుడు ఆపేసేవాయ్ అన్నాడండి. వీడేం చేసినాడంటే మరుసటి రోజు ఆపేశాడండి వాడు చదువు. మాస్టర్ గారు ఎరా ఎందుకు ఆపినా అంటే, సార్ కొత్త పాఠం అర్థం కావటం లేదు, పాత పాఠం జ్ఞాపకం రావటం లేదు, రెండు సమానంగా ఉన్నాయన్నాడు. ఏ ముహూర్తంలో పుట్టాడో పరమసోమరి, పరమసోమరి. ఈ విధంగా శిష్యుడైన వాడు ఆశ్రమాల్లో చేరి గురువు దగ్గర ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి, సాధన చేయాలని. కనుకనే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఈ లౌకికమైనటువంటివి రంగాల్లో ఏ విధంగా ప్రాక్టీస్ అనేది గొప్ప సహాయంగా ఉన్నదో, ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా అనేక జన్మల్లో చేసినటువంటి ఈ పాప సంస్కారాలు పోవాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రాక్టీస్. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ మనకు అవకాశం దొరికితే అక్కడ అభ్యాస యోగ యుక్తేన, చూడండి అభ్యాసానికి యోగం అనేటువంటి టైటిల్ ఇచ్చాడని సార్, అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసం మనస్సు నిలవలేదని చెప్పి అర్జునుడు కంప్లైంట్ చేస్తే ఏం చెప్పారు చెప్పండి, నాయనా నేనేం చేసేది నీ మనస్సు నిలవకపోతే, రెండు సాధనలు చేయి, ప్రాక్టీస్ అనగా అభ్యాసము వైరాగ్యము, ఆరో అధ్యాయంలో చెప్పిన ఈ విధంగా అభ్యాసం లేకపోతే ఎవరండి ఉన్నతిని పొందేది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఈ తమో గుణం రజోగుణాన్ని పారద్రోలటానికి ప్రాక్టీస్ చేయమంటున్నారన్నది. అసలు ఈ గుణాలు ఏమిటో వర్ణిస్తున్నారు వినండి. ఆ వర్ణించడానికి ముందుగా ఏమన్నారు తెలుసుండి, ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత. అర్జున ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానం గనక చక్కగా వంటబడితే మమ సాధర్మ్యం, సాధర్మ్యం ఏమిటి నాతో ఐక్యం, నాతో ఐక్యం అయిపోవటానికి అవకాశం ఉంది. సాధర్మం ఏమిటి ఏమిటి సమాన ధర్మం, చూడు రెండు వస్తువులండి విరుద్ధ ధర్మం కలిగినవి అయితే కలవు అండి కలవు. ఇప్పుడు నీళ్లు నీళ్లలో నీళ్లు పోయండి కలిసిపోతాయి, నీళ్లలో నూనె పోయండి కలవదు, పైన తేలిపోతుందండి నూనె, ఎందుకంటే విజాతీయమైన వస్తువులండి రెండు. సజాతీయమైన వస్తువులు అయితే కలిసిపోతాయి, నీళ్లలో నీళ్లు కలిసిపోతాయి కానీ నీళ్లలో నూనె కలవదు. అదేవిధంగా భగవంతుల్లో ఎవరు కలుస్తారు, పాపరహితమైనటువంటి నిష్కల్మషమైనటువంటి చిత్తం గల వారు కలుస్తారు, ఎందుకంటే భగవంతుడు ఎంత శుద్ధుడో మనస్సు కూడా అంత శుద్ధంగా ఉండాలి. పతంజలి మహర్షి వాట్ ఈజ్ సాల్వేషన్ అనే డెఫినేషన్ చెప్తున్నారండి ఇక్కడ యోగ సూత్రం, పతంజలి యోగ సూత్రం. సాల్వేషన్ అంటే మోక్షం అనగా ఏమి, సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. యోగ సూత్రం అండి అద్భుతమైంది, పతంజలి రాసినాడు. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం, మోక్ష కైవల్యం అంటే మోక్షం. వాట్ ఈజ్ సాల్వేషన్, మోక్షం అంటే ఏమిటి, సత్వ పురుష, పురుష అంటే భగవంతుడు, సత్వ అంటే మనస్సు. భగవంతుడు ఎంత పవిత్రుడో దేవుడు ఎంత శుద్ధుడో నీ మనస్సు కూడా అంత శుద్ధంగా ఉంటే దే బోత్ మిక్స్ టుగెదర్, ఆ రెండు కలిసిపోతాయి. సాధర్మ్యం అంటే అదండి, సరే సమానమైనటువంటి జాతి గలవి రెండు కలిసిపోతాయండి అదే మోక్షం. కానీ మనస్సు అపవిత్రంగా ఉండి మరి దేవుడు పవిత్రుడుగా ఉన్నాడు ఎట్లా కలుస్తుంది, కానీ పాపి అపవిత్రుడు అశుద్ధమైన కార్యక్రమాలు కలిగిన వాడు ఎప్పుడు కలవలేడండి దేవుడితో. ఇట్స్ ఇంపాసిబుల్, అజ్ఞానంలో పడి నానా బీభత్సం బాధలు పొందాల్సిందే. కనుక సత్వపురుషయో శుద్ధి సామ్యే కైవల్యం, శుద్ధిత్వంలో అనగా శుద్ధత్వంలో గనక సామ్యత్వం గనక పొందితే అదే మోక్షం. మోక్షం మోక్షం ఊరికి కలవరిస్తే ఎట్లాగండి, ఆర్ వై ప్యూర్ యాజ్ ప్యూర్ యాజ్ గాడ్, బ్లెస్డ్ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్ ఫార్ దే షల్ సీ గాడ్. క్రీస్తు చెప్పిన వాక్యం ఎంత బాగుందో చూడండి, బ్లెస్డ్ ఆర్ ది ప్యూర్ ఇన్ హార్ట్ ఫార్ దే షల్ సీ గాడ్. వారు దేవుణ్ణి చూడగలరు ఎవరు పవిత్ర హృదయం కలవారు. ఇంకా వేరే దారి లేదండి, మన పవిత్రతే మన క్యారెక్టర్ బిల్డింగే మన మోరల్ ట్రైనింగే మన ఉద్ధరిస్తుందండి సార్. హృదయాన్ని బాగా పరీక్షించుకుంటూ ఉండాలి. అయితే ఒక చిన్న హెచ్చరిక వార్నింగ్ ఏమిటో తెలుసండి, సామాన్యంగా చాలామంది సాధనలు చేస్తున్నారండి, ఇప్పుడు కొత్తగా చెప్పడం కాదు అనేక మంది సాధనలు చేస్తున్నారు, ఈ వికారాలని జయించడానికి పూనుకుంటున్నారండి. కానీ ఈ మాయ యొక్క ప్రభావం ఏమిటి తెలుసండి, జయించినట్టుగా అంటే ఏమిటి, సాధకుడు జయించినట్టుగా చూపిస్తుందండి, అది నటింపజేస్తుంది. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే సాధన ఆపేస్తాడు, మరి మరి మనం జయించాం కోపాన్ని అరికట్టాం కామాన్ని జయించినాం అని అనిపిస్తుంది మాయ. అది ఆ వాస్తవంగా అనిపించడంగా టోపీ వేస్తుందండి అది, మోసం. కానీ ఇంగ్లీష్లో చక్కని వాక్యం అండి, ది మైండ్ హ్యాస్ ది న్యాక్ అంటాడు చూడండి, న్యాక్ అంటే జిత్తు, ది మైండ్ హ్యాస్ ది న్యాక్ ఆఫ్ మేకింగ్ ది ఆస్పిరెంట్ ఫీల్ దట్ హీఈస్ ఇట్స్ మాస్టర్ వైల్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ ఎ హోప్లెస్ ఫూల్ ఆఫ్ హిమ్ అన్నాడు, వాడిని ఫూల్గా తయారు చేస్తుందండి కొంతకాలానికి. వీడు దానికి లొంగకూడదండి. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, సాధన శరీరం పడిపోయే వరకు డోంట్ లీవ్ యువర్ సాధన అని చెప్పి మొదట్లోనే హెచ్చరించారు కదండి. ఏషో బ్రాహ్మీ స్థితి పార్థానైనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృత్యతి. డోంట్ లీవ్ యువర్ సాధన అంటిల్ ది ఫాల్ ఆఫ్ యువర్ బాడీ, అది మీ శరీర పతనం అయ్యే వరకు ఈ సాధన ఆపద్దు. ఎందుకు, మహా డేంజరస్ ఫెలో వస్తుంది వీళ్ళు, ఎవరో తెలిసిన ఈ అరిషడ్ వర్గం ఉన్న చూడండి, కామ క్రోధ ఇవి జయింపబడినట్టుగా నటిస్తాయండి. వీడు ఎప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నాడు, కొందరు అట్లా పతనమైన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఆహా ఐ హావ్ కంట్రోల్డ్ మై మైండ్, నా మనస్సు మీద జయం పొందానని చెప్పి వీడు కొంచెం సాధన తగ్గించేటప్పటికీ వచ్చి మీద పడతాయండి. సరే ఇప్పుడు పాచండి, నీళ్ళలో పాచి ఉన్నది, మనం మంచినీళ్ళు తాగటానికి పాచిని ఇట్ట తోసామండి, చూస్తే చక్కగా నీళ్లు ఉన్నది, బాగా తాగినావు, మీరు బయటికి రాండి, పాచి మళ్ళీ కమ్మేస్తుందండి. చూచారా, ఆ చెరువు అంతా మళ్ళీ పాచితో నిండిపోతుంది. ఆ విధంగా హృదయంలో అనేక జన్మార్జితమైన పాప వాసనలండి, మనం జయించామని చెప్పి ఎప్పుడు చెప్పుకోకూడదండి. అది శ్రీకృష్ణ పరమాత్మ నాయన, డోంట్ బిలీవ్ ఇట్, నమ్మబాకండి. సరే, అవి జయింపబడినట్టుగా నటింపజేస్తాయండి, నటిస్తాయి. వీడేవిడి దానికి మోసపోతారండి. అవి ఇప్పుడు చూడండి, కోపం తగ్గినట్టుగా ఉంటుంది, మళ్ళీ వచ్చి మీద పడుతుందండి అది. ఒక చోట ఏం జరిగిందో వినండి. ఒక ఊళ్ళోనండి ఒక రైతు ఇట్లాగే ఉపన్యాసాలు జరుగుతుంటే వచ్చి కూర్చున్నాడండి. ఆ రోజు చెప్పిన విషయం ఏమిటంటే, అన్నదానం మహాపుణ్యం, అన్నదానం మహాపుణ్యం అనే విషయం ఆ రైతు యొక్క హృదయంలో పడిందండి. ఒరే, మనం కూడా పుణ్యం కట్టుకుంటే బాగున్నాం, రేపటి నుంచి వ్రతం పెట్టుకుంటాం, మధ్యాహ్నం ఎవడొచ్చినా కొంచెం అన్నం పెడతాం అని అనుకున్నాడండి, అతిథి సత్కారం చేయాలని. ఎందుకంటే పుణ్యం కాబట్టి ఆయన ఉపన్యాసంలో చెప్పాడు, ఆయన అన్నదానం మహాపుణ్యం. ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు ఆయన, ఎవరైనా మధ్యాహ్నం వస్తే వాళ్ళకి కొంచెం అన్నం పెట్టాల్సిందే మనం, అదొక వ్రతం పెట్టుకున్నాను అని. సరే, అట్లాగే మరుసటి రోజు మధ్యాహ్నం ఒకడు వచ్చాడండి. వచ్చాడు, చక్కగా గౌరవంగా వాడికి అన్నం పెట్టారు, పోయినాడండి. ఆ మరుసటి రోజు మళ్ళీ రెండవ రోజు కూడా వాడే వచ్చాడండి మధ్యాహ్నం. సరే, వస్తే పెట్టాలి కదా, నియమం ప్రకారం పెట్టారండి. మూడవ రోజు వాడే వచ్చాడండి, కొత్తవాడు కాదండి. ఇప్పుడు అతిథి, అతిథి అంటే ఏంటి, తిథి లేనివాడు. చూడు, ఆ అంటే లేనివాడు, ఆ తిథి, తిథి లేనివాడు అంటే ఈ రోజు వచ్చిన వాడు రేపు రాకపోతే వాడి పేరు అతిథి అండి. మరి ఇవాడు వచ్చిన వాడు రేపు వస్తుంటే, రేపు వచ్చిన వాడు ఎల్లుండి వస్తుంటే వాడు అతిథి ఎట్లా అవుతాడు, వాడి పేరు ఒట్టి తిథి, ఒట్టి తిథి అండి వాడు. ఆ లేదండి వాడికి, వాడు రోజు వస్తున్నాడండి, తినమరిగాడు. తినమరిగితే భార్య భర్త దగ్గర ఏమండి, పుణ్యమా పురుషార్థమా, వాడు సోమరిపోతాడు, బాగా తినమరిగాడు, మీరేమో సిద్ధాంతం సిద్ధాంతం అని వచ్చిన వాళ్ళకి అన్నాలు పెడుతున్నారు, మనం పెద్ద ధనవంతులం కాదు కదా, ఎవడో కొత్తవాడు వస్తే పెట్టడం న్యాయం, రోజు వాడే తినిపోతుంటే ఎట్లా పెడతాం మనం, కాబట్టి పెట్టవద్దు అని. గో, మధ్యాహ్నం ఎవడొచ్చినా పెట్టాలని నేను వ్రతం పెట్టాను, కాబట్టి నా నోటుకుండా వెళ్ళు అని చెప్పి నేను అనను. అయితే నువ్వు చెప్పింది కూడా రైటే, ఏమిటి రోజు వస్తుంటే వాడు తినవరిగి ఏదో సోమరిపోతుగా ఉండి వాడికి పెడితే మనకి పుణ్యమ పురుషార్థమా అని చెప్పి భర్త కూడా అంగీకారం అయి భార్య అన్నాడు. ఏమే, రేపు వాడు వస్తాడు అనుకో మధ్యాహ్నం, వెళ్ళు అని చెప్పి నేను అనటం మర్యాద కాదు, ఎందుకంటే వ్రతం పెట్టుకున్నాను కాబట్టి. నువ్వేం చేస్తావు అంటే, మన ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడదాం, వాడు రాగానే భోజనానికి నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను కొడతాను, నువ్వు మళ్ళీ తిట్టు, నేను మళ్ళీ కొడతాను. ఈ గొడవ చూచి వాడు వెళ్ళిపోతాడు, వీళ్ళిద్దరు కొట్టు చేస్తుంటే నాకెక్కడ అన్నం పెడతారు వీళ్ళు అని వెళ్ళిపోతాడు, ఈ నాటకం ఆడదామని. సరిగా అట్లాగే మరుసటి రోజు వచ్చాడండి వాడు, రాగానే భార్య తిట్టేసిందండి, భర్త దంచాడండి, భార్య మళ్ళీ తిట్టింది, మళ్ళీ కొట్టాడండి. వీళ్ళు కొట్టుకుంటుంటే వాడు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు, అన్నం పెట్టరు, తిట్టుకుంటున్నారు అని పోయినాడండి. వాడు పోగానే భార్య, ఏమండో నేను నిజంగా తిట్టినట్టే తిట్టాను అన్నాడు. భర్త, నిజంగా కొట్టినట్టే కొట్టాను అని. వాడు తిరిగి వచ్చి, నిజంగా పోయినట్టే పోయినాను అన్నాడు వాడు. వాడు వదలలేదండి, వాడేం వదల. ఇట్లా ఉంటుందండి, ఈ దుర్గుణాలని జయించడం కూడా ఇట్లాగే ఉంటుందది. పోయినట్టే పోయి మళ్ళీ నెత్తి మీద ఎక్కుతారండి వాళ్ళు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నారండి ఇది. మమ సాధర్మ్యమాగత, అర్జున నాతో ఐక్యం కావటానికి ఉపాయం ఏమిటంటే మూడు గుణములు దాటవలసడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత, నేను చెప్పేటువంటి జ్ఞానం అంటే గుణాతీతమైనటువంటి స్థితిని కనుక ఎవరైనా పొందితే మమ సాధర్మ్యం, నాతో ఐక్యం అయిపోతారు. సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతిచ. ఇక చూడండి మూడు గుణాలు, చూడండి సత్వానికి వచ్చి వద్దండి మనం దానికి, ఎందుకంటే దాన్ని పొందాలి కాబట్టి దాన్ని తొలగించేటువంటి పద్ధతి అంతా వద్దనే వద్దండి. సత్వగుణం చాలా మంచిది, వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్, అది దాన్ని ఆహ్వానం చేయాలండి. ఇకపోతే విడవలసింది ఏమిటంటే గో బ్యాక్ అని చెప్పవలసింది ఈ రెండు అండి. ఏది, రజోగుణం తమోగుణం. రజోగుణం అంటే నిర్వచనం చూడండి శ్రీకృష్ణ వర్మ, రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. చూడండి, నిబధ్నాతి అనేది కామన్గా ఉన్నదండి. చూడండి, రజోగుణం తమోగుణం వీటన్నిటికీ నిబధ్నాతి, బంధింపు చేస్తున్నది మానవుని. చూడు, దేంతోనండి కట్టేది, తాడు చూడు లేక గొలుసు, గొలుసుతో బంధించేస్తున్నదండి. ఏది, ఈ రెండు ఈ పాడు గుణాలు. చూడు, రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. తృష్ణ, తృష్ణ అంటే ఏమిటండి, అత్యాశ. ఈ రజోగుణం ఎవరికైనా ఉందా గుర్తు ఏమిటండి, అత్యాసండి వాడు. ఏదో భగవంతుడు ఇచ్చిన చాలు కదా అని చెప్పి తృప్తి లేదండి, సంతృష్టి లేదు, ఇంకా పొందాలి ఇంకా పొందాలని చెప్పి ఆశ నాశనం చేస్తుందండి వాడిని. సరే, ఒక చోట ఒక చిన్న గాథ నేను చదివాను, మనోరంజకంగా ఉందండి. ఏమిటంటే, ఒక రైతుకి ఒక ఎకరం పొలం ఉందండి ఊరు బయట, దాంట్లో చెరుకు పైరు వేశాడండి. చెరుకు పైరు అది ఎంత లావు, ఎరువులన్నీ వేశాడండి, సల్ఫేట్లు బాగా వేసేప్పుడు ఇంత లావు ఊరిందండి. సరే, బాగా లావు ఊరింది, ఇంకా 15 రోజుల్లో కోతకు వస్తారండి దేన్ని, అది చాలా లాభం వచ్చేట్టుగా ఉందండి. ఆ సమయంలో ఇంకా 15 రోజులు బాగా నీళ్లు కడుతున్నాడు, దాన్ని పోషిస్తున్నాడండి. ఒకరోజు తెల్లవారుజామున లేచి చూచాడండి, పొద్దున్నే సూర్యోదయం కాంగన చూస్తే కొంత 5 గజాలు మేర నవిలేసి ఉన్నదండి. బాగా తొక్కి తొక్కి ఆ చెరుకు అంతా కూడా నవిలేసినటువంటి దృశ్యం చూచాడండి. రైతుకి ఎంత బాధ కలుగుతుందండి అటువంటి దృశ్యం చూస్తే. ఇటువంటి చెమట కార్చి వాటన్నిటి పోషించినటువంటి రైతుకి ఇటువంటి దృశ్యం చూడగానే పరమ దుఃఖం కలిగింది. ఎవరు చేశారు ఈ పని? ఆ మరుసటి రోజు ఇంకా కొంచెం అట్లాగే నలిగి నాశనం అయిపోయిందండి. ఇక 3వ రోజు ఏం చేశాడు తెలుసండి? దీపం పెట్టుకున్నాడండి. దీపం పెట్టుకుని రాత్రి అంతా మేలుకొని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు వచ్చారు, ఏ జంతువు అని వచ్చిందా, ఏం జరిగింది అని చెప్పి లైట్ పెట్టుకుని కూర్చుంటే అర్ధరాత్రి వేళండి ఆకాశంలో నుంచి ఒక తెల్లటి ఏనుగు కిందకి దిగిందండి. అర్ధరాత్రి వేళ ఏనుగు, ఆ ఏనుగు బాగా ఈ చెరుకంతా నవిలి నవిలి తిని తిని బాగా తొక్కి తొక్కి తెల్లవారే ముందుగా మళ్ళీ ఎగిరిపోయిందండి. వరి వరి ఇది కారణం అని చెప్పి అనుకుని ఈ ఏనుగు ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి పోతున్నదో నాకు కనిపెట్టాలి అని చెప్పి మరుసటి రోజు ఏం చేశాడు తెలుసండి? అర్ధరాత్రి వేళ దిగింది కదండి, బాగా మేసిన తర్వాత మళ్ళీ పొద్దున్నే పోయింది కదా పైకి, దాన్ని తోక పట్టుకున్నాడండి. తోక పట్టుకుంటే ఓ రివ్వు అని తీసుకుపోయి స్వర్గంలో పారేసిందండి. స్వర్గంలో పారేసి వీడు దేనికైనా మంచిదని ఓ సంచి తీసుకుపోయినాడండి వాడు వెళ్ళేటప్పుడు. అక్కడండి బంగారపు ముద్దలు, ఇంతంత ముద్దలు పడేసి ఉన్నాయి స్వర్గంలో. బంగారు ముద్దలు అంటే ఎంత ఆనందపడ్డాడా, వండర్ఫుల్ అని సంచి నిండా బంగారపు ముద్దలు వేసుకుని మళ్ళా అర్ధరాత్రి వేళ మరుసటి రోజు దిగుతుంది కదండి, దాన్ని తోక పట్టుకున్నాడండి. తోగబడితే మళ్ళీ కిందకి దిగింది. చక్కగా తన ఇంట్లో ప్రవేశించి బంగారం అంతా దాచుకున్నాడు. కానీ పక్కింటి వాడు కనిపెట్టాడని కనిపెట్టేశాడు, ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి, బీదవాడు ఏదో మధ్యరకం ఒక ఎకరం కదా పొలం, ఇంత బంగారం ఎక్కడ సంపాదించినాడు అని చెప్పి పక్కవాడు, జాగ్రత్త పోలీసులకు చెప్పేస్తాను అసలు విషయం ఏమిటో చెప్పన్నాడు వాడు. అట్లాగే వాడు పక్కింటి వాడికి చెప్పాడు. ఆ పక్కింటి వాడికి దాదాపు 10 మంది వచ్చారండి దగ్గరికి, ఆ వరుస ఇళ్ళ వాళ్ళంతా వచ్చి చెప్పు ఎక్కడ దొరికిందని. ఇక చెప్పక తప్పదు, ఎందుకంటే వీడు అసలు బయట చెప్తే అసలుకే మోసం వస్తుందని ఇది 10 మందిని కూర్చోబెట్టి, నాయన అర్ధరాత్రి వేళ ఒక ఏనుగు వచ్చింది, దాన్ని తోక పట్టుకున్నాను, అది తీసుకెళ్ళి స్వర్గంలో పారేసింది, స్వర్గంలో కావాల్సిన బంగారం ఉంది నేను తెచ్చుకున్నానని. సరే అని మేము నువ్వు ఒక్కడే తింటే ఎట్లా, మేము కూడా తినాలా లేదా స్వర్గంలో బంగారం, మేము కూడా సంచులు తీసుకుని బయలుదేరతాం, నువ్వు రాత్రి తోక పట్టుకుని మళ్ళా పైకి పో, నీ కాలు మేము పట్టుకుంటాం, నా కాళ్ళు వాడు పట్టుకుంటాడు, నా కాళ్ళు వాడు పట్టుకుంటాడు, ఒక హ్యూమన్ చైన్ ఒకటి తయారు చేస్తాం, మానవుల గొలుసు నువ్వు మొదట తోక పట్టుకో అన్నారండి. అట్లాగే పొద్దున్న రాత్రి అంతా అది మేసేసింది. పొద్దున్న వెళ్ళేటప్పుడు మొదటి వాడు తోక పట్టుకున్నాడు, వాడి కాళ్ళు ఇంకోటి పట్టుకున్నాడు, ఈ విధంగానండి 20 మంది వేలాడాడు. పోతున్నది ఏనుగు తీసుకుపోయిపోయి ఇంకా స్వర్గం అండి 10 గజాలు ఉందండి. అప్పుడు తోక పట్టుకుని ఆయన కింద వాడు అడిగాడు, ఏమయ్యా స్వర్గంలో ఎంత బంగారం ఉందని. వాడు ఇంత అని చెప్పి తోక వదిలేశాడండి వాడు. అందరూ ఢమ్మని కింద పడ్డారండి, అందరూ కింద పడ్డారు. ఒట్టి వెర్రోడు కాకపోతే ఒక 2 నిమిషాలు ఓర్చుకోకూడదు వాడు. ఆశ దరిద్రపాశ, దరిద్రపాశ. దీన్నే శ్రీకృష్ణ పరమాత్మ తృష్ణ అన్నారండి. తృష్ణ అంటే అత్యాశ. రజో రాగాత్మకం విద్ధి తృష్ణ సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ రజోగుణాన్ని గురించి ఇంకా చెప్పవలసింది లేదు, అందరికీ తెలుసును. కామ క్రోధ లోభ మోహ ఈ అరిషడ్వర్గం అంతా రజోగుణానికే వస్తుంది. ఇకపోతే దంభ దర్ప ఈర్ష్య అసూయ ద్వేషం అపకారం హింస ఇవన్నీ కూడానండి రజోగుణానికే వస్తుందండి. కనుక రజోగుణం చాలా డేంజరస్, దాని హృదయంలో ఉంటే దాన్ని పెకిలించి అవతల పారేయాల్సిందే, కానీ దానికి ఏం మాత్రం కూడా ఇక్కడ చోటు ఇవ్వకూడదండి. ఇది రజోగుణం. పోతే తమోగుణం. తమోగుణం అంటే ఏంటి తెలుసండి? ఒట్టి బద్ధకం, సోమరితనం, నిద్ర, తిండి. తిండి బాగా తింటాడండి వాడు, తిండి నిద్ర. మీరు అడగచ్చామండి తమోగుణం వాళ్ళకి గురువు ఎవరైనా ఉన్నారా? గురువు అని ఉన్నాడండి ఒక ఆయన. ఎవరంటే కుంభకర్ణుడు అండి, కుంభకర్ణుడు. ఆయన దగ్గర వీళ్ళంతా మంత్రోపదేశం పొందారండి. ఎవరు? తమోగుణం వాళ్ళు. మరి రజోగుణం వాళ్ళ దగ్గర ఎవరైనా గురువు ఉన్నాడా అంటే రావణాసురుడు అండి, రావణాసురుడు. చూడు వీరిద్దరు. చూడు సత్వగుణం కలిగిన వారి గురువు అంటే విభీషణుడు. చూడు 3 రాక్షసులు 3 గుణాలతో పుట్టారండి, ఎంత విచిత్రమో చూడండి. విభీషణుడు సత్వగుణం, రావణాసురుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం. ఇప్పుడు తమో గుణాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించేటప్పుడు ఇది హోప్లెస్ నాయన, ఎందుకు పనికిరాదు, ఇది పుణ్యం లేదు పురుషార్థం లేదు, గోడ. సో గోడకి ఏముందండి, పుణ్యమా పాపమా చెప్పండి, ఏమి లేదు, గోడ చెడమైనది. అదేవిధంగా ఈ బద్ధకం కలిగిన వాళ్ళు తమోగుణం సోమరులు అండి, ఊరికే నిద్రపోతుంటారు, టైం అంతా వేస్ట్ చేస్తుంటారండి. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి తెలుసండి, ప్రమాదో, ప్రమాదం అంటే సోమరితనం, మన తెలుగులో ప్రమాదం కాదండి, తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్ అని ఇటువంటిది అంటుంటారు, కానీ సంస్కృతిలో ప్రమాదం అంటే సోమరితనం. ఇదే ప్రమాదో బ్రహ్మనిష్టాయాం కర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథ. చీకటి ఎక్కడుందో మనకి తెలియదండి పగలు, పగలు ఎక్కడ దాక్కుంటుందో, కానీ సూర్యుడు అస్తమించంగానే చీకటి అమాంతంగా వచ్చి మీద పడిపోతుందండి. అదేవిధంగా ఈ తమో గుణం అనేక జన్మల నుంచి హృదయాల్లో కాపరం ఉంటుంది, ఎందుకంటే వీడు మర్చిపోయినాడు భగవంతుని, దేవుని మర్చిపోయినాడు, ఆధ్యాత్మికత మర్చిపోయినాడు, సాధువుల గురించి ఏం పట్టించుకోవటం లేదు, తన హృదయంలో ఆత్మనందని వాడు తెలుసుకోవటం లేదు, ఎప్పుడు తినటం నిద్ర ఇదంతా ఉందండి. ఒక మాస్టర్ గారండి ఎలిమెంటరీ స్కూల్స్లో చాలామంది పిల్లలు నిద్రపోతున్నారండి, మత్తుగా ఉన్నారండి. అప్పుడు పిల్లలారా మీలో బద్ధకంగా ఉన్న వాళ్ళంతా లేవండి అన్నాడండి ఎవరు మాస్టర్ గారు. ఒక పిల్లవాడు కూర్చునే చెప్తున్నాడు, లేవటానికి కూడా బద్ధకంగా ఉంది అన్నాడు వాడు. బద్ధకంగా ఉన్నవాడు లేమంటే వాడు ఈ జవాబు చెప్పాడండి, వాడు పూర్వజన్మలో నల్లమందు బాగా తిని ఉంటాడండి నల్లమందు. ఈ విధంగా తమో గుణం కలిగిన నిద్ర బద్ధకం చూడు, ఏమి చేయరు. ఇంకా రజోగుణం గల వాడు కొంత మేలండి, ఎందుకంటే అబద్ధం మాట్లాడతాడు, అవతల వాడు చెంప మీద కొడతాడు, మళ్ళీ నిజం మాట్లాడతాడు వాడు, చూచారు, ఏదో దారికి వస్తాడండి. ఈ తమో గుణం గల వాడు ఏమి లేదండి, ఒట్టి నిద్ర బద్ధకం తిండి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తమోగుణం రజోగుణం వీటి యొక్క లక్షణాలు చెప్తారండి, ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువగా ఇదే వీటి లక్షణాలు చూడండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, అది సత్వగుణం కలిగిన వాడు ఊర్ధ్వలోకాలకి పోతాడండి. మధ్యే తిష్టంతి రాజసా జగన్య గుణ వృత్తిస్థా అథో గచ్చంతి తామసా. తమో గుణం కలిగిన వారు మూఢయోనులు చూడండి, అంటే జంతువులుగా కూడా పుట్టవచ్చండి, చూచారు ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం. కనుక హృదయాన్ని బాగా పరిశోధించుకుని రజోగుణం తమో గుణం ఎంత శీఘ్రంగా మనం పారద్రోలితే అంత మంచిదండి. సరే, దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి అని అనొచ్చు, సత్వగుణం కలిగితే వచ్చే ఫలితం అంటే సుఖం, రజోగుణం కలిగిన వాళ్ళ యొక్క ఫలితం ఏమిటంటే దుఃఖం, తమో గుణం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే అజ్ఞానం. చూడండి, సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవచ కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం. సాత్వికం నిర్మలం ఫలం, సత్వగుణం కనుక ఉంటే మహాసుఖం కలుగుతుందండి, ఈ రజోగుణం కలిగి ఉంటే దుఃఖం కలుగుతుంది, తమోగుణం కలిగి ఉంటే అజ్ఞానం కలుగుతుందండి. ఈ విధంగా ఈ బంధనానికన్నిటికీ కారణం ఏంటంటే మూడు గుణాలే అంటాడు చూడు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా దృష్టానుపశ్యతే గుణేభ్యశ్చ పరం వేతి మద్భావం శోధి గచ్చతి. అర్జున మూడు గుణాలు దాటండి, మూడు గుణాలు దేని వల్ల ఏర్పడ్డాయి, మనస్సు వల్ల. మనం ఎక్కడికి పోవాలనో, మనస్సును దాటినటువంటి ఆత్మస్థితిలోకి వెళ్ళాలి. ఏవం బుద్ధే పరం చూడు, అది ఎట్లా లభిస్తుందంటే మెడిటేషన్. చూడు, కొంచెం ధ్యానం అలవాటు చేయండి, నేను పదే పదే చెప్తూనే ఉన్నాను, మెడిటేషన్ ప్రాక్టీస్ మెడిటేషన్, ఎందుకంటే కనీసం మీరు ఒక అరగంట అయినా లేకపోతే ఇంకా అవకాశం ఉంటే గంట అయినా ప్రతిరోజు ఉదయం పూట కానీ ఇప్పుడైనా కానీ కొంత అభ్యాసం చేయటం మంచిదండి. ఎందుకంటే మన హృదయంలోనే అంత ఆనందం ఉన్నప్పుడు వై కాంట్ వీ రియలైజ్ ఇట్ చెప్పండి. ఏదో శాస్త్రములు చెప్పారు, పెద్దలు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ చెప్పినారు, విశ్వాసం ఉండాలా లేదా చెప్పండి, ఫెయిత్ ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉండి నాలో ఆత్మ ఉన్నది, నాలో ఆనందం ఉన్నది, నేను ఎందుకు పొందకూడదు. ఆనందం అనేది బయట ఉన్నదని చెప్పి ఎవరో సామాన్యులు అనుకుంటారే కానీ ఆ బయటది ఏమిటంటే రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, ప్రతిబింబ సుఖం అన్నది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అసలు సుఖం అనే ఎందుకు కలుగుతుందో చెప్తాను, వినండి, సైంటిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుఖం అనేది చాలా సంకల్పం. ఇప్పుడు చూడండి మామిడి పండు దృష్టాంతం చూడండి, మామిడి పండు మీద ఎందుకు మనకంత ప్రేమ చెప్పండి, ఎందుకంటే పదే పదే దాని గురించి సంకల్పం చేస్తుంటాడు, ఇది బాగుంటుంది, రుచిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, దాని గురించి పదే పదే సంకల్పం చేస్తుంటాడు. అది మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎవరో తెచ్చిచ్చారు, మార్కెట్కి వెళ్ళి తెచ్చారు, వెంటనే సంకల్పం కొంచెం తగ్గిపోతుందండి. చూచారా, దూరంగా ఉన్నప్పుడు తినాలి అనుభవించాలనేటువంటి సంకల్పం మామిడి పండు దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గిపోతుందండి. సార్ ఇప్పుడు దాన్ని చెక్కు తీసుకుని ఒక ముక్క తినండి, ఇంకా తగ్గిపోతుందండి. ఏది సంకల్పం, ఎప్పుడు సంకల్పం తగ్గిపోయిందో ఆ సంకల్పం కింద ఉన్నటువంటి అధిష్టానం ఆనందం కొద్దిగా దీని మీద దీంతో ప్రతిబింబిస్తుందండి మనస్సులో. ఆ ప్రతిబింబ ఆనందం మామిడి పండులో నుంచి వచ్చింది అని పొరపాటున అనుకుంటున్నాడండి వీడు. అర్థమైందండి, మామిడి పండులో నుంచి ఆనందం రావటం లేదండి, వీడు ఎప్పుడు సంకల్పం రహితమైపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మానందం కొంచెం అనుభవానికి వచ్చిందండి సార్. అనుభవానికి వచ్చేటప్పటికి అది అట్లా దాని మీద నుంచి వచ్చినట్టు భావన చేస్తున్నాడు. కుక్క ఎక్కడికో పోతున్నదండి, పోతుంటే ఎముక దొరికింది, దాన్ని బాగా కొరుకుతున్నది, పళ్ళు ఓడిపోయినాయి, తన రక్తం ఎముక మీద పడింది, నాకుతున్నది. ఆహా, ఎముకలో నుంచి ఎంత రక్తం వస్తున్నది, ఎంత ఆనందం అని చెప్పి అనుకోవటం ఎంత హాస్యాస్పదం చెప్పండి. వాస్తవంగా ఎముకలో నుంచి రక్తం వస్తుందా? లేదు, తన నోట్లోంచి వచ్చిన రక్తం ఎట్లా పీల్చుకుంటున్నదండి. అదేవిధంగా ఆనందం అనేది బయట లేదండి. మన సంకల్పం ఎప్పుడు రహితమైపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అట్లా ప్రతిబింబించిందండి. ఆత్మానందం అది బయట నుంచి వచ్చినట్టుగా భావన జరుగుతున్నదండి సార్. కనుకనే యాజ్ఞవేలు కూడా తన భార్య అయినటువంటి మైత్రేయికి రహస్యం చెప్తారండి సార్. నవారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. బృహదారణ్యకోపనిషత్ అండి, బృహదారణ్యం ఎంత చక్కని బోధ. ఎవరికంటే భార్య అయినటువంటి మైత్రేయి చూడు, యాజ్ఞవేలు కూడా చెప్తాడు, అమ్మా సుఖం అనేది వస్తువులో ఉన్నదేమో అని చెప్పి అనుకుంటున్నావేమో, కాదు చూడు. నవారే పత్యుక్కామాయ పతిప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిప్రియో భవతి. నవారే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః విదిధ్యాసితవ్యః. కాబట్టి పరమానంద సాగరమైనటువంటి ఆత్మను గుర్చే తెలుసుకోండి, ఆత్మను గుర్చే బాగా అనుభవించండి అని చెప్పి యాజ్ఞవల్కుడు భార్యకి చక్కగా ఉపదేశం చేస్తాడు బృహదారణ్యకోపనిషత్తులో. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకోండి, హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఏ విధంగా మనం అనుభవిస్తామంటే ఈ మూడు గుణాలు రహితం కావాలి. మూడు గుణాలు దాటాలంటే ముందు సత్వగుణం దగ్గరికి రావాలి. సత్వగుణం వచ్చిన తర్వాత ఇట్ విల్ ఆటోమేటికలీ డ్రాప్ బై ఇట్ సెల్ఫ్. ఇక సత్వం కూడా వచ్చిందంటే మనం మోక్షం పొందినట్టే, వీ హావ్ ఆల్రెడీ అటైన్ సాల్వేషన్. ఎందుకంటే ఈ తర్వాత ఇంక పొందవలసింది ఏమి లేదండి, అది డ్రాప్ అయిపోతుంది. అమనస్కం, ఆ మనస్సు అనేది ఎప్పుడు రహితం అయిపోయిందో అమనస్క స్థితి అంటే మనస్సును దాటినటువంటి ఆత్మస్థితి కలుగుతుందండి సార్. అక్కడ ఎంత ఆనందం కలుగుతుంటే ఈ ధ్యానంలో నిజం, ఎవడొచ్చి పిలిచినా కూడా పలకడండి, ఈ దీన్నే అనుభవిస్తుంటే దూడ తల్లి పాలు తాగుతుంటే ఎంత ఆనందపడుతుంది, తాడు పెట్టి లాగితే వస్తుందండి, ఆ విధంగా ఉంటుందండి ఇది. కొంచెం బాగా అనుభవించాలి, ఈ ధ్యానం అంతా నేర్చుకోవటం చాలా మంచిదండి. చూసారు ఈ విధంగా సాధన చెయ్యాలండి. గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో అమృతమశ్నుతే అనే ఈ మూడు గుణములు దాటిన వాడు జన్మ దుఃఖం జరా దుఃఖం ఇవన్నీ దాటిపోతాడని చెప్పి కృష్ణ పరమాత్మ చెబితే అర్జునుడి గారికి ఒక సందేహం కలిగిందండి. కృష్ణ ఎంత అద్భుతంగా ఉంది మీ యొక్క బోధ, మూడు గుణాలు దాటమని చెప్పారే, అట్లా ఎవరైనా దాటినారా? ఆ విధంగా మూడు గుణములు దాటినటువంటి గుణాతీతుని యొక్క లక్షణం ఏమిటి, వారి యొక్క ప్రవర్తన ఏమిటి, వారు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా వారు వ్యవహరిస్తారు, దయచేసి సెలవివ్వండి అని చెప్పి అర్జునుడు గారు ఒక ప్రశ్న ఏమండి, ఇదొరకు స్థితప్రజ్ఞ రెండో అధ్యాయంలో అడిగినట్టుగానే అడిగారండి. స్థితప్రజ్ఞస్య కా భాష అని అక్కడ అడిగారే, ఇక్కడ కూడా కైర్లింగై త్రీన్ గుణానేతానతితో భవతి ప్రభో హిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. మూడు గుణములు దాటిన వాడు ఎట్లా ప్రవర్తిస్తాడంటే చక్కని ఎగ్జాంపుల్ దృష్టాంతం చెప్తున్నాడండి. ఏమిటంటే సమత్వాన్ని కాపాడుకుంటాడు, ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఇటు సుఖం కానీ దుఃఖం కానీ మానం కానీ అవమానం కానీ శీతం కానీ ఏమి లేదండి, బ్యాలెన్స్. సరే, అచలోయం సనాతన పర్వతం, పర్వతం అండి, పర్వతం మీద చలిగాలి కాసిన వీసినా ఏమి వేడిగాలి కాసినా అది ఏమైనా కదులుతుందా? తరంగములు వచ్చి చెలింపజేసినా కదులుతుందా? బాణం వేసినా కూడా కదులుతుందా పర్వతం? ఆ విధంగా ఉంటాడండి పర్వతం అలే. చూడండి, గుణానేత చూడు మరి, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీన ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియోధీరస్తుల్య నింద ఆత్మ సంస్తుతి. ఈ విధంగా బ్యాలెన్స్ కీపప్ చేసిన వాడే గుణాతీతుడు అంటాడు. ఇంత అగాధమైనటువంటి జ్ఞానం చెప్పి ఇప్పుడేమంటున్నారంటే భక్తి వల్ల ఈ జ్ఞానం కలుగుతుంది అన్నాడు. చూడు ఆ భక్తికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. పండు కావాల్సిందే కానీ పండు పుష్పంలో నుంచి వస్తుందని చెప్తున్నాడు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ కల్పతే, అవ్యభిచారేణ భక్తేనా అచంచలమైనటువంటి భక్తి చేతి ఇటువంటి గుణాతీత స్థితి లక్షణం మానవుడికి కలుగుతుంది, చక్కగా జ్ఞాన విచారణ చేసి తరిస్తాడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ అధ్యాయంలో హృదయ పరిశోధన. ఏదైనా దుర్గుణములు పాపములు ఇవన్నీ కనుక ప్రవేశిస్తుంటే కొంచెం నెమ్మదిగా వాటిని మెడబెట్టి గెంటటం మంచిదండి. అక్కడేం దయ చూపవలసిన పని లేదండి. అవి ముందు హఠమేస్తాయండి. హఠమేసినా కూడా మనం లొంగకూడదు. వాటి బోధలకు మనం వాటి దాసులైనట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదండి. వాటిని మెర్సిలెస్లీ డ్రైవ్ ఇట్ ఆఫ్ అంతే. ఏమైనప్పటికీ ఎందుకో తెలుసునండి, ఇప్పుడు పాపాలు కనుక హృదయంలో ప్రవేశిస్తే, మనం చేసే కర్మ దోషభూయిష్టంగా ఉంటే ఆ విశ్వప్రభుత్వం నోట్ చేసుకుంటూ ఉంటుందండి. చూచారు, ఫలానవాడు అబద్ధం మాట్లాడాడు, ప్రధానవాడు దొంగతనం చేశాడు, ఇంకొకడు అన్యాయం చేశాడు, ఇంకొకడు అవినీతి పాల్పడ్డాడు, ఎవరు చూడటం లేదని అనుకోబాకండి. విశ్వప్రభుత్వం అండి మూడిట్లో నోట్ చేసుకుంటుందండి. శారీరకంగా, వాచికంగా, మానసికంగా కూడా నోట్ అవుతుందండి. సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైనా నోటితో పెద్ద అబద్ధాలు మాట్లాడి ఏదైనా దొంగతనం చేసినా లేకపోతే శరీరంతో చేస్తే వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు. కానీ మానసికంగా కూడా అక్కడ దోషం అండి. సరే, త్రికరణ దోషం, మూడిట్లో కూడా దోషం ఉండకూడదు. ఏది విశ్వప్రభుత్వం. విశ్వప్రభుత్వం అంటే యూనివర్సల్ గవర్నమెంట్. ఎప్పుడు వారికి ఎన్ని కళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని మీరు అడుగుతారేమో. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. మనం పురుషసూక్తంలో చెప్పటం లేదండి, సహస్రం అనేకం అన్నమాట. అది అనేక చేతులు, అనేక కాళ్ళు, లెడ్జర్స్, పుస్తకాలు, ఇవి అవి, ప్రతి వాడి కర్మ అక్కడ నోట్ అవుతుందండి. చూడండి, ఎవడైనా దగ్గినాడంటే పుల్లయ్య దగ్గినాడు, వెంకయ్య తుమ్మాడు అని అంతే, ఇది కూడా టేప్ రికార్డ్ అయిపోతుందండి. దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదండి. కాబట్టి మనం ఇప్పుడు చేసే కార్యం, కర్మ శుద్ధంగా ఉండాలి. అయితే కొందరికి సందేహం కలగచ్చు, విశ్వప్రభుత్వం అంటే ఏమిటి అని. చెబుతాను వినండి, పరమాత్మ ప్రెసిడెంట్, ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్, బ్రహ్మదేవుడు ప్లానింగ్ మినిస్టర్, ఇంద్రుడు హోమ్ మినిస్టర్, కుబేరుడు ఫైనాన్స్ మినిస్టర్, కుమారస్వామి డిఫెన్స్ మినిస్టర్, వరుణుడు అగ్రికల్చరల్ మినిస్టర్, సరస్వతి ఎడ్యుకేషనల్ మినిస్టర్, వాయుదేవుడు హెల్త్ మినిస్టర్, నారదుడు రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఇదండి విశ్వప్రభుత్వం. దీనిలో ఒక ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఫారిన్ మినిస్టర్ లేడండి. ఎందుకంటే ఫారిన్ అనేది అసలు లేనే లేదండి భగవంతుల్లో. విదేశ అనేది లేదు, అంత స్వదేశమే, అంత వారి యొక్క కుర్చీలోనే ఉన్నదండి బ్రహ్మాండం. నథింగ్ ఫారిన్, ఎవ్రీథింగ్ ఇండిజినస్. అంత దేశీయ శాఖ కానీ విదేశం అనేది లేదు. కాబట్టి భగవంతుడి విశ్వప్రభుత్వాన్ని అంత చక్కగా నడుపుకుంటూ, ఎవరు ఏదేది చేసినా కూడా అంత టేప్ రికార్డ్ అయిపోతుంటే ఇక పాపం ఎట్లా చేస్తారు చెప్పండి. ఒకవేళ పాపం చేసినారు, దేవుడు ఏం చేయగలడు? అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్. అంతే, పాపం చేత దుఃఖం, పుణ్యం చేత సుఖం, జ్ఞానం చేత మోక్షం. ఇదండి శాసనం. ఈ శాసనానికి అనుగుణ్యంగా మనం పోవాలి. పాపాన్ని తొలగించుకుని పుణ్యాన్ని వృద్ధి చేయాలి, జ్ఞానాన్ని పొందాలి, మోక్షం మనం తప్పకుండా అనుభవించాలని. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 13వ 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగమును గురించి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పి విరమించినారు. హరి ఓం. భవమాన సుదుడు మట్టు, భవమాన సుదుడు మట్టు పాదార విందములకు నీ నామారూపములకు నీ చెయ్య మంగళోరమణి నామారూపములకు నీ చెయ్య చుండగని నామారూపములకు నీ చెయ్య మంగళోరమణి నామారూపములకు నీ చెయ్య సాగేత పురనివాస సాగేత పురనివాస సామ్రాజ్య పటాభిషేకని నామారూపములకు నీ చెయ్య రాజీవ నయన చాగరాజీవ నయన చాగరాజావి నోదమల రగని నామారూపములకు నీ చెయ్య రామ శ్రీమద్ రమారమణ గోవింద.